రామరహస్య ఉపనిషత్ 1-2 అధ్యాయము శ్లోక తాత్పర్య పుష్పం కైవల్యశ్రీస్వరూపేణ రాజమానం మహోవ్యయం ప్రతియోగి వినిర్ముక్తం శ్రీరామపదమాశ్రయే. ఉపనిషత్ పరిచయ శ్లోకము కైవల్యశ్రీస్వరూపేణ రాజమానం మహావ్యయం మోక్ష సంపద స్వరూపముచే ప్రకాశవంతమైనది, మహత్తరమైనది, అవ్యయమైనది. ప్రతియోగి వినిర్ముక్తం శ్రీరామపదం ఆశ్రయే ఆధారభూతమైనది, బంధవిముక్తముచేయు శ్రీరామపదమును ఆశ్రయించెదను. ఓం రహస్యం రమతపతం వాసుదేవం చ ముద్గలం సాండిల్యం పైంగళం భిక్షుం మహచ్చారీరకం. శిఖ 1. రామతత్వమును ఉపదేశించిన ఉపనిషత్తులు. రహస్యం రామతపనం వాసుదేవం చ ముద్గలం సాండిల్యం పైంగళం భిక్షు మహః శారీరకం. శిఖ రామరహస్య ఉపనిషత్, రామతాపిని ఉపనిషత్, వాసుదేవ ఉపనిషత్, ముద్గల ఉపనిషత్, సాండిల్య ఉపనిషత్, పైంగళ ఉపనిషత్, భిక్షుక ఉపనిషత్, మహోపనిషత్, శారీరక ఉపనిషత్, యోగశిఖ ఉపనిషత్, ఇవి రామతత్వమును ఉపదేశించిన ఉపనిషత్తులు. 1వ అధ్యాయము రామతత్వము. సనకాద్యా యోగివర్య అన్యే చ ఋషయస్తథా ప్రహ్లాదాద్యా విష్ణుభక్త హనుమంతంథా బ్రువన్. 2.1 ఋషులు హనుమంతుని దర్శించుట. ఓం సనక ఆద్యా యోగివర్య అన్యే చ ఋషయః తథా సనకుడు మొదలైన యోగివర్యులు మరియు ఇతర ఋషులు. సనకుడు, సనందుడు, సనాతనుడు, సనత్కుమారుడు వీరు బ్రహ్మమానసపుత్రులు అని ప్రతీతి. ప్రహ్లాద ఆద్యా విష్ణుభక్త హనుమంతం అథా బ్రువన్ ప్రహ్లాదుడు మొదలైన విష్ణుభక్తులు హనుమంతునితో ఈ విధముగా చెప్పిరి. వాయుపుత్ర మహాబాహో కింతత్వం బ్రహ్మవాదినాం పురాణేష్వష్టాదశసు స్మృతిష్వష్టాదశస్వపి ఇమ్మూడు చతుర్వేదేషు శాస్త్రేషు విద్యాస్వాధ్యాత్మికేపి చ సర్వేషు విద్యాదానేషు విఘ్నసూర్యేశశక్తిషు ఏతేషు మధ్యే కిం తత్వం కథేయత్వం. మహాబల 4.1.2 సర్వమునకు మూలతత్వము ఏది? వాయుపుత్ర మహాబాహో కిం తత్వం బ్రహ్మవాదినాం. ఓ వాయుపుత్రుడా మహాబాహు, బ్రహ్మవాదులకు ఏది తత్వము? ద అల్టిమేట్ ఏసెన్స్. పురాణేషు అష్టాదశసు స్మృతిషు అష్టాదశసు అపి చతుర్వేదేషు శాస్త్రేషు విద్యాసు ఆధ్యాత్మికే అపి చ 18 పురాణములందు మయు 18 స్మృతులందు 4 వేదములందు శాస్త్రములందు మయు ఆధ్యాత్మిక విద్యలందు కూడా సర్వేషు విద్యాదానేషు విఘ్న సూర్య ఈశశక్తిషు అన్ని విద్యాదానములందు విఘ్న సూర్య ఈశశక్తులందు అయా వైదిక మతములయందు ఏతేషు మధ్యే కిం తత్వం కథేత్వం. మహాబల, వీటి అన్నిటియందు మూలతత్వము ఏది? ఓ మహాబల, మాకు వివరించి చెప్పుము. హనుమాన్ హోవచ భో యోగీంద్రాశ్చైవ ఋషియో విష్ణుభక్తాస్తథైవచ శృణుధ్వం మాముకీం వాచం భవబంధ వినాశినీం. 5. ఏతేషు చైవ సర్వేషు తత్వం చ బ్రహ్మతారకం రామ ఏవ పరం బ్రహ్మతత్వం శ్రీరామో బ్రహ్మతారకం. 6.3 రాముడే సర్వమునకు మూలతత్వము. హనుమాన్ హౌవచ హనుమంతుడు అప్పుడు ఈ విధంగా చెప్పెను. భో యోగీంద్రాః చ ఋషియో విష్ణుభక్తాః తథా ఏవ చ. ఓ యోగీంద్రులారా మరియు ఋషులారా మరియు అటులనే విష్ణుభక్తులారా, శృణుధ్వం మాముకీం వాచం భవబంధ వినాశినీం. భవబంధ వినాశము చేయగల నా ఈ వచనములు శ్రద్ధతో వినండి. ఏతేషు చ ఏవ సర్వేషు తత్వం చ బ్రహ్మతారకం, మీరు పేర్కొన్న అన్నిటియందు తత్వం మరియు బ్రహ్మతారకము ఏదనగా, రామ ఏవ పరం బ్రహ్మ, రామ ఏవ పరం తపః, రామ ఏవ పరం తత్వం, రాముడే పరబ్రహ్మ, రాముడే పరంతపము, రాముడే పరతత్వము, శ్రీరామో బ్రహ్మతారకం, శ్రీరాముడే తారక బ్రహ్మము. వాయుప్త్రేణోక్తాస్తే యోగీంద్ర ఋషియో విష్ణుభక్త హనుమంతం పప్రచ్ఛుంహ రామస్యాంగాని నో బ్రూహితి. హనుమాన్ హోవాచ వాయుపుత్రం విఘ్నేశం వాణీం దుర్గా క్షేత్రపాలకం సూర్యం చంద్రం నారాయణం నారసింహం వాయుదేవం వారాహం తత్సర్వాన్ సమాత్రాన్సితం లక్ష్మణం శత్రుఘ్నం భరతం విభీషణం సుగ్రీవమంగదం జాంబవంతం ప్రణవమితాని రామస్యాంగాని జానీతాః తాన్యంగాని వినా రామో విఘ్నకరో భవతి. 1.4 రామతత్వమునకు అంగములు. వాయుపుత్రేణ ఉక్తాః తే యోగీంద్ర ఋషియో విష్ణుభక్తాః వాయుపుత్రునిచే చెప్పగా ఆ యోగీంద్రులు ఋషులు విష్ణుభక్తులు. హనుమంతం పప్రచ్ఛుః రామస్య అంగాని నో బ్రూహి ఇతి. హనుమంతుని ఈ విధంగా పరిప్రశ్నించిరి, రాముని యొక్క తత్వ అంగములు మాకు తెలుపుము. హనుమాన్ హౌవాచ. హనుమంతుడు అప్పుడు ఈ విధంగా చెప్పెను, వాయుపుత్రం విఘ్నేశం వాణీం దుర్గాం క్షేత్రపాలకం సూర్యం చంద్రం నారాయణం నరసింహం వాయుదేవం వారాహం తత్సర్వాన్ సమాత్రాన్ వాయుపుత్రుడు హనుమంతుడు విఘ్నేశ్వరుడు సరస్వతి దుర్గా క్షేత్రపాలకుడు శివుడు సూర్యుడు చంద్రుడు నారాయణుడు నరసింహుడు వాయుదేవుడు వరాహమూర్తి వీరందరినీ మాత్రా సహితముగా మాత్రా సహిత దేవత మంత్రములకు కొన్ని ఉదాహరణములు. ఓం హూం హనుమంతే రుద్రాత్మకాయే హూం ఫట్ స్వాహ. ఓం గం గం గ్లౌం గణపతయే నమః. ఓం ఐం క్లీం సౌం సరస్వత్యే నమః. ఓం దుం దుర్గాయే నమః. ఓం హం హ్రౌం హ్రీం శివాయ నమః. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః. ఓం సోం చంద్రాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. ఓం క్ష్రౌం నారసింహాయ నమః. ఓం యం వాయుదేవాయ నమః. ఓం శ్రీ వరాహాయ ధరణి ఉద్ధరణాయ నమః. సీతాం లక్ష్మణం శత్రుఘ్నం భరతం విభీషణం సుగ్రీవం అంగదం జాంబవంతం ప్రణవం మయ్యు సీత లక్ష్మణుడు శత్రుఘ్నుడు భరతుడు విభీషణుడు సుగ్రీవుడు అంగదుడు జాంబవంతుడు ఓంకార ప్రణవ మంత్రము. ఏతాని రామస్య అంగాని జానీతాః. వీరందరినీ రాముని యొక్క తత్వ అంగములుగా మీరు తెలుసుకొనవలెను. తాని అంగాని వినా రామో విఘ్నకరో భవతి. ఆయా అంగములు లేకుండా రాముని వాచకము విఘ్నములు కలుగచేయును. అనగా రాముడు అను మాట కేవలము ఒక నామవాచకము కాదు. రామశబ్దము ఆయా అంగములతో సహా అర్థము చేసుకున్నప్పుడు అది పరబ్రహ్మ ఉపాసనాగును. పునర్వాయుపుత్రేణోక్తాస్తే హనుమంతం పప్రచ్ఛుః. ఆంజనేయ మహాబల విప్రాణం గృహస్థానాం ప్రణవాధికారః కథం స్యాదితి. సహోవాచ శ్రీరామ ఏవోవాచేతి. యేషామేవ షడక్షరాధికారో వర్తతే తేషాం ప్రణవాధికారః స్యాన్నాన్యేషాం. కేవల్ముకారోకారముకారార్ధమాత్రసహితం ప్రణవముహ్య యో రామమంత్రం జపతి తస్య శుభకరోహం స్యాం. తస్య ప్రణవస్థాకారస్యోకారస్య మకరస్యార్ధమాత్రయాశ్చ ఋషిశ్చందో దేవతా తత్తద్వణావనవస్థానం స్వరవేదాగ్నిగుణానుచార్యాన్వహం ప్రణవమంత్రద్విగుణం జప్త్వా పశ్చాద్రామమంత్రం యో జపేత్ స రామో భవతీతి. రామేణోక్తాస్తస్మాద్రామాంగం ప్రణవః కథిత ఇతి. 1.5 ప్రణవమునకు రామమంత్రమునకు అధికారము అర్హత. పునః వాయుపుత్రేణ ఉక్తాః తే హనుమంతం పప్రచ్ఛుః. వాయుపుత్రునిచే చెప్పబడినవారే మరల వారందరూ హనుమంతుని వినయముగా ఇట్లు ప్రశ్నించిరి, ఆంజనేయ మహాబల విప్రాణం గృహస్థానం ప్రణవాధికారః కథం స్యాత్ ఇతి. ఓ ఆంజనేయ మహాబల, బ్రాహ్మణులకు గృహస్థులకు ఓంకార ప్రణవ మంత్రము జపించుటకు అధికారము ఏ విధముగా వచ్చును? సహ ఉవాచ శ్రీరామ ఏవ ఉవాచైతి. అతడు హనుమంతుడు చెప్పెను శ్రీరాముడే ఈ విధంగా చెప్పెను అని. ఏషాం ఏవ షడక్షర అధికారో వర్తతే తేషాం ప్రణవ అధికారః స్యాత్ నాన్యేషాం. ఎవరికైతే షడక్షర ఓం నమః శివాయ మంత్రమునకు గురుపదేశముచే అధికారము కలదో వారే ఓంకార ప్రణవమునకు అధికారం కలవారు. అంతేకాని ఇతరులు కారు. కేవలం అకార ఉకార మకార అర్ధం మాత్ర సహితం ప్రణవం ఊహ్య కేవలము అకార ఉకార మకారార్ధమాత్రసహితమైన ఆ ఉం ఓం ప్రణవమును భావించి యో రామమంత్రం జపతి తస్య శుభకరో అహం శ్యాం తస్య ప్రణవస్య అకారస్య ఉకారస్య మకారస్య అర్ధమాత్రాయః చరుషః చ ఛందో దేవతా. ఎవరు రామమంత్రము జపించుదురో వారికి నేను హనుమంతుడు శుభకరుడను అగుచున్నాను. ఆ ప్రణవం యొక్క అకార ఉకార మకార అర్ధమాత్రలు ఆ ఉ శబ్దాక్షరాలు యొక్క ఋషి ఛందస్సు మరియు దేవతలను తత్తత్వర్ణ వర్ణవస్థానం స్వరవేదాగ్ని గుణాను ఉచ్చార్యాత్ అన్వహం ఆయా వర్ణముల వర్ణావస్థానముల స్వరవేదాగ్ని గుణములను అనగా వేదములో చెప్పినట్లు అర్ధసహితముగా స్వరసహితముగా ఉచ్చారణ చేస్తూ ప్రతిదినము ప్రణవమంత్రాత్ ద్విగుణం జప్త్వా పశ్చాత్ రామమంత్రం యో జపేత్ ప్రణవమంత్రము కంటే రెండింతలు జపించిన అనగా ప్రణవార్థమును బాగుగా మననము చేసిన తరువాత రామమంత్రమును ఎవరు జపిస్తారో సరామో భవతి ఇతి రామేణ ఉక్తాః తస్మాత్ రామాంగం ప్రణవః కథిత ఇతి. అతడు రాముడే అగును అని రామునిచే చెప్పబడెను, కావున ప్రణవము రామునికి అంగము అని చెప్పబడెను. విభీషణ ఉవాచ, సింహాసనే సమాసీనం రామం పౌలస్త్యసుదనం ప్రణమ్య దండవద్భూమో పౌలస్త్యో వాక్యమబ్రవీత్. 7. రఘునాథ మహాబాహో కేవలం కథితం త్వయా అంగానాం సులభం చైవ కథనీయం చ సౌలభం. 8. శ్రీరామ ఉవాచ, అథ పంచ దండకాని పితృఘ్నో మాతృఘ్నో బ్రహ్మఘ్నో గురుహననః కోటియతిఘ్నోనేకకృత పాపో యో మమ షణ్ణవతి కోటినామాని జపతి సతేభ్యః పాపేభ్యః ప్రముచ్యతే. స్వయమేవ సచ్చిదానందస్వరూపో భవేన్న కీం. పునర్వాచ విభీషణః, తత్రాప్య శక్తోయం కీం కరోతి. సహోవాచేమం, కైకసేయ పురశ్చరణ విధావశక్తో యో మమ మహోపనిషదం మమ గీతాం మన్నమ సహస్రం మద్విస్వరూపం మమాష్టోత్తరశతం రామశతాభిధానం నారదోక్తస్తవరాజం హనుమత్ప్రోక్తం మంత్రరాజాత్మకస్తవం సీతాస్తవం చ రామషడక్షరీత్యాదిభిర్మంత్రైర్యో మా నిత్యం స్తౌతి తత్సదృశో భవేన్న కిం భవేన్న కిం. ఇతి రామరహస్యోపనిషది ప్రథమోధ్యాయః 1.6 రామనామ మహిమ. విభీషణ ఉవాచ, విభీషణుడు చెప్పెను, సింహాసనే సమాసీనం రామం పౌలస్త్యసుదనం ప్రణమ్య దండవత్ భూమో పౌలస్త్యో వాక్యం అబ్రవీత్. సింహాసనమునందు చక్కగా ఆసీనుడై ఉన్న రాముడుని పౌలస్త్యుని రావణుని సంహరించిన వానిని సాష్టాంగదండ ప్రణామము చేసి పౌలస్త్యుడు విభీషణుడు ఇట్లు అడిగెను, రఘునాథ మహాబాహో కేవలం కథితం త్వయా. ఓ రఘునాథ మహాబాహు, కేవలం నీవే చెప్పగలవాడవు. అంగానాం సులభం చ ఏవ కథనీయం చ సౌలభం. రామతత్వ అంగములలో సులభమైనది మయ్యు సౌలభ్యమైనది ఏది? శ్రీరామ ఉవాచ, శ్రీరాముడు ఇట్లు చెప్పెను, అథ పంచదండకాని పితృఘ్నో మాతృఘ్నో బ్రహ్మఘ్నో గురుహననః కోటియతిఘ్నో. ఈ 5 విధములైన పాపములు పితృహంతకుడు మాతృహంతకుడు బ్రహ్మహత్యాపాతకుడు గురుహంతకుడు కోటిమంది యతులను హత్య చేసినవాడు. అనేక కృత పాపోయో మమ షట్నవతి కోటి నామాని జపతి అనేకములైన పాపములు చేసినవాడైనా ఎవరు 96 కోట్లు సార్లు నా రామ నామములు జపించునో సా తేభ్యః పాపేభ్యః ప్రముచ్యతే. వారు సర్వ పాపముల నుండి విముక్తులగుదురు. స్వయం ఏవ సచ్చిత్ ఆనంద స్వరూపో భవేత్ నకీం. వారు స్వయముగా సచ్చిత్ ఆనంద స్వరూపులే అగుదురు అనగా వారు తమ యొక్క స్వస్వరూపానుభవము పొందెదరు కాక మరేమి. పునః ఉవాచ విభీషణః, తత్రాపి అసక్తః అయం కిం కరోతి. మరల విభీషణుడు అడిగెను, ఆ విధముగా అన్నిసార్లు రామనామ జపము చేయుటకు శక్తి లేనివారు ఏమి చేయవలెను? సహ ఉవాచ ఇమం రాముడు ఈ విధంగా చెప్పెను, కైకసేయ పునశ్చరణ విధి అవసక్తోయో మమ మహోపనిషదం మమ గీతాం కైకపుత్రుడు రామ నామ పునశ్చరణ విధి జపము చేయుటకు శక్తి లేనివాడు నా మహోపనిషత్తును నా గీతను మత్నామ సహస్రం మత్ విశ్వరూపం మమ అష్టోత్తరశతం నా సహస్ర 1000 నామములను నా విశ్వరూపమును నా అష్టోత్తరశత 108 నామములను రామశతాభిధానం, నారదోక్త స్తవరాజం, హనుమాత్ ప్రోక్తం మంత్రరాజాత్మక స్తవం, రామశతాభిధానమును, నారదోక్త స్తవరాజమును, హనుమంతునిచే చెప్పబడిన మంత్రరాజాత్మక స్తవమును, సీతాస్తవం చ రామషడక్షర ఇతి ఆదిభాహ మంత్రయః యో మాం నిత్యం స్తౌతి, సీతాస్తవమును మరియు రామషడక్షర శ్రీరామరామేతి మంత్రమును ఎవరు నన్ను గూర్చి నిత్యము స్తుతిస్తారో తత్సదృశో భవేత్, నకిం భవేత్, నకిం భవేత్ వారు నా సామ్యరూపము సచ్చిత్ ఆనంద స్వరూపము పొందెదరు కాక మరేమి అగుదురు, కాక మరేమి అగుదురు. 2వ అధ్యాయము రాముని మంత్ర సముదాయము. సనకాద్య మునియో హనుమంతం పప్రచ్యుః ఆంజనేయ మహాబల తారక బ్రహ్మణో రామచంద్రస్య మంత్రగ్రామంనో బ్రూహీతి. 2.1 రాముని మంత్రములు ఏవి అను ప్రశ్న. సనక ఆద్య మునియో హనుమంతం పప్రచ్యుః సనకుని ప్రముఖముగా చేసుకుని మునులు హనుమంతుని వినయముగా ప్రశ్నించిరి. ఆంజనేయ మహాబల తారక బ్రహ్మణో రామచంద్రస్య మంత్రగ్రామంనో బ్రూహీతి ఆంజనేయ మహాబల. తారక బ్రహ్మమగు రామచంద్రుని యొక్క మంత్ర సముదాయమును మాకు వివరించుము. హనుమాన్ హోవాచ వహ్నిస్థం శయనం విష్ణోరర్ధచంద్రవిభూషితం ఏకాక్షరో మనః ప్రోక్తో మంత్రరాజః సురద్రుమః. 1.2 ఏకాక్షర రామ మంత్రము. హనుమాన్ హౌవాచ హనుమంతుడు ఈ విధంగా చెప్పెను. వహ్నిస్థం శయనం విష్ణోః అర్ధచంద్ర విభూషితం. వహ్ని అగ్ని బీజాక్షరమును, విష్ణు శయన ఆది శేష బీజమును, ఆ అర్ధచంద్ర బీజమును ఓ బాగుగా అలంకరించినట్లు సంధింపబడిన ఆ రామ్ శబ్దము. ఏకాక్షరో మనః ప్రోక్తో మంత్రరాజః సురద్రుమః గ్రామ్ అనబడు ఏకాక్షరము మంత్రరాజము కల్పవృక్షము అని విజ్జులు చెప్పిరి. బ్రహ్మ మునేహ సద్గాయత్రం ఛందో రామస్య దేవత దీర్ఘార్ధ్యద్యుజాంగాని కుర్యాద్వహ్న్యాత్మనో మనోహ. 2 బీజసిత్యాది బీజేన ఇష్టార్థే వినియోజయేత్. 2.3 ఏకాక్షర రామ మంత్రమునకు అంగములు. బ్రహ్మ మునేహ సాత్ గాయత్రం ఛందో రామో అస్య దేవత. ఈ రామ్ ఏకాక్షర మంత్రమునకు బ్రహ్మ ఋషి గాయత్రి ఛందస్సు రాముడు దేవత అయున్నవి. దీర్ఘ అర్ధెందు యుజ అంగాని కుర్యాత్ వహ్ని ఆత్మనో అగ్నికి ఆత్మేన బీజాక్షరమునకు ఆత్కార దీర్ఘాక్షర బీజమును అర్ధచంద్ర బీజమును ఓ సంధించి ఆయాకరాంగ న్యాసము చేయుచు. మనోహ బీజశక్తి ఆదిబీజన ఇష్టార్థే వినియోజయేత్. మనస్సును మూలశక్తి యందు ఆదిబీజాక్షరముతో రామ్ అనుచు శ్రద్ధతో వినియోగించవలెను. తద్వారా మనస్సును స్వాత్మయందు లయం చేయవలెను. సరైతిరమందార వేదిక పంకజాసనే. 3 శ్యామం విరాసనాసీనం జ్ఞానముద్రోపశోభితం వామోరుణ్యస్తతద్ధస్తం సీతాలక్ష్మణ సంయుతం. 4 అవేక్షమాణమాత్మానమాత్మన్యమిత తేజసం శుద్ధస్ఫటిక సంకాశం కేవలం మోక్షకాంక్షయ. 5 చింతేన్ పరమాత్మానం భానలక్ష్యం జపేన్మనం. 2.4 ఏకాక్షర రామ మంత్రమునకు ధ్యానము. సరయు తీరేన మందార వేదిక పంకజ ఆసనే. సరయు నది తీరమునందు మందార వృక్ష వేదిక మీద కమలాసనమునందు శ్యామం వీరాసన ఆసీనం జ్ఞానముద్రోపశోభితం. నీలమేఘ శ్యామవర్ణముతో వీరాసనము వేసుకొని జ్ఞానముద్రతో శోభించుచున్నవాడు. వామ ఊరుణ్యః తత్హస్తం సీతాలక్ష్మణ సంయుతం. ఎడమ తొడపై ఎడమ హస్తము పెట్టుకున్నవాడు సీతాలక్ష్మణులతో కూడియున్నవాడు. అవేక్ష్యమానం ఆత్మానం ఆత్మన్యం ఇత తేజసం అంతర్ముఖుడే. తన ఆత్మయందే తన మనస్సు స్థితి పొంది స్వరూప తేజస్సును వీక్షిస్తూ తేజస్సుతో వెలుగొందుచున్నవాడు. శుద్ధ స్ఫటిక సంకాశం కేవలం మోక్షకాంక్షయ. చింతయన్ శుద్ధ స్ఫటికము వలె ప్రకాశిస్తున్నవాడైన శ్రీరాముని కేవలము మోక్షకాంక్షతో చింతించుచు. పరమాత్మానం భానలక్ష్యం జపేత్. మనం పరమాత్మను సాధకుడు 12 లక్షలు గ్రామ్ అనుచు జపం చేయవలెను. వహ్నిర్నారాయణో నాడ్యో జాఠరః కేవలోపి చ ఆరు ద్వేక్షరో మంత్రరాజోయం సర్వాభీష్టప్రదస్తత ఏకాక్షరోక్తమృష్యాది స్యాదాద్యేన షడంగకం ఏడు రెండు పాయింట్ ఐదు రెండు అక్షరముల రామమంత్రము వహ్నిః నారాయణో నాడ్యో జాఠరః కేవలః అపి చ వహ్ని నారాయణ ఆ నాడ్య ము జఠరాగ్ని ఆ కేవల విసర్గ బీజాక్షరములు కూడగా ఆం ఆహ రామః నాడ్యః నాడీ వ్యవస్థ ద్వేక్షరో మంత్రరాజః అయం సర్వాభీష్టప్రద రెండు అక్షరాల ఈ మంత్రరాజము రామః సర్వాభీష్టములను ప్రసాదించును. తతః ఏకాక్షర ఉక్తం ఋష్యాది స్యాత్ ఆద్యేన షడంగకం ఏకాక్షర రామ్ మంత్రమునకు వలెనే ద్వి అక్షర రామః మంత్రమునకు కూడా ఋషి మొదలగునవి మయ్యు షడంగములు అవే చెప్పబడినవి. అనగా రామః మంత్రమునకు బ్రహ్మ ఋషి గాయత్రి ఛందస్సు రాముడు దేవత నోట్ షడంగన్యాసము అనగా మంత్రమును లేదా మంత్ర బీజాక్షరములను ఆరు భాగములుగా చేసి అంగుష్ఠాది కరణ్యాసములతో అంగుష్ఠాయ నమః తర్జనిభ్యో నమః మధ్యమాభ్యో నమః అనామికాభ్యో నమః కనిష్ఠికాభ్యో నమః కర్తల పృష్ఠాభ్యో నమః మయ్యు హృదయాది న్యాసములతో హృదయాయ నమః శిరసే నమః శిఖాయై నమః కవచాయ నమః నేత్రత్రయాయ నమః అస్త్రాయ నమః చెప్పుదురు. తారమాయర్మానంగవాక్ స్వబీజశ్చ షడ్విధః త్రేక్షరో మంత్రరాజః స్యాత్ సర్వాభీష్టఫలప్రద ఎనిమిది రెండు పాయింట్ ఆరు మూడు అక్షరముల రామమంత్రములు తారమాయరమ అనంగ వాక్ స్వబీజః చ షట్విధః త్ర్యక్షరో మంత్రరాజః స్యాత్ సర్వాభీష్టఫలప్రదః తారకము ఓం మాయా హ్రీం రమ శ్రీం అనంగ క్లీం వాక్ ఐం స్వబీజ రామ్ బీజాక్షరములు ఆరు విధములుగా రామః ఈ మంత్రమునకు ముందున చేర్చి మూడు అక్షరాల మంత్రముగా జపించినచో ఆ త్రయ అక్షర మంత్రరాజము సర్వాభీష్టముల ఫలములు ప్రసాదించును. అనగా ఒకటి ఓం రామః రెండు హ్రీం రామః మూడు శ్రీం రామః నాలుగు క్లీం రామః ఐదు ఐం రామః ఆరు రామ్ రామః ద్వేక్షరశ్చంద్రభద్రాంతో ద్వివిశ్చతురక్షర ఋష్యాది పూర్వవజ్నేమెతయోశ్చ విచక్షణయః తొమ్మిది రెండు పాయింట్ ఏడు నాలుగు అక్షరముల రామమంత్రములు ద్వేక్షరః చంద్రభద్రాంతో ద్వివిధః చతురక్షరః రెండు అక్షరముల రామః మంత్రమునకు చివర చంద్రమయ్యు భద్ర చేర్చినచో రెండు విధములుగా నాలుగక్షరాల మంత్రములగును. అనగా ఒకటి రామచంద్రః రెండు రామభద్రః ఋష్యాది పూర్వవత్ జ్ఞేయం ఏతయోహ చ విచక్షణయః ఋషి మొదలైన అంగములను పూర్వపు మంత్రములకు చెప్పిన వాటి వలె ఈ రెండు మంత్రములకు కూడా అదే విధంగా విచక్షణులైన వారు తెలుసుకొనవలెను. సప్రతిష్ఠౌ రమో వాయో హృత్పంచాణో మనుర్మతః విశ్వామిత్ర ఋషి ప్రోక్తః పంక్తిశ్చందోస్య దేవతా పది రామభద్రో బీజశక్త్యః ప్రథమా నమితి క్రమాత్ భ్రూమధ్యే హృది నాభీర్వోహ పాదయోర్విన్యసేన్మనుం పదకొండు షడంగం పూర్వవద్విద్యాన్మంత్రాణయమనునాస్త్రకం రెండు పాయింట్ ఎనిమిది ఐదు అక్షరముల రామమంత్రము సప్రతిష్టో రమో వాయో హృత్ పంచానో మనుర్మతః బీజమునకు ఆ ప్రతిష్ఠ బీజము కలిపి దానికి చివర ఆయ మయ్యు హృదయమును నమః కలిపి పంచవర్ణముల రామాయ నమః అను మంత్రమును మానవులకు నిర్దేశింపబడినది. విశ్వామిత్ర ఋష్యః ప్రోక్తః పంక్తః ఛందో అస్య దేవతా రామభద్రో బీజశక్త్యః ప్రథమార్ణం ఇతి క్రమాత్ రామాయ నమః మంత్రమునకు విశ్వామిత్రుడు ఋషి పంక్తి ఛందస్సు రామభద్రుడు దేవత రామ్ అను ప్రథమార్ణము బీజశక్తి అని ఈ క్రమముగా చెప్పబడినవి. భ్రూమధ్యే హృది నాభి ఊర్వోహ పాదయోహ విన్యసేన్మను భ్రూమధ్యమునందు హృదయమునందు నాభియందు తొడలయందు పాదములయందు న్యాసము చేయవలసినదిగా చెప్పబడినది. షడంగం పూర్వవత్ విద్యాత్ మంత్రాణయః మనునా అస్త్రకం షడంగములు మంత్రాణములు మంత్రముతో న్యాసము పూర్వము వలె తెలుసుకొనవలెను. రామ్ హృదయాయ నమః మాం శిరసే స్వాహ యం శిఖాయే ఫట్ నం కవచాయ హూం మహానేత్రత్రయాయ వౌషట్ మధ్యే వనం కల్పతరోర్ములే పుష్పలతాసనే 12 లక్ష్మణేన ప్రగుణితమశ్న కోణేన సాయకం అవేక్షమాణం జానక్యాకృత వ్యజనమీశ్వరం 13 జటాభారలసచ్చేషం శ్యామం మునిగణావృతం లక్ష్మణేన ధృతఛత్రమథవా పుష్పకోపరి 14 దశాస్యమథనం శాంతం ససుగ్రీవ విభీషణం ఏవం లబ్ధ్వా జయార్థీతు వర్ణలక్ష్యం జపేన్మను 15 2.92345 అక్షరముల రామ మంత్రములతో చేయవలసిన ధ్యానము మధ్యే వనం కల్పతరోహ మూలే పుష్పలత ఆసనే వనమధ్యమునందు కల్పవృక్షము మూలమున పుష్పలత ఆసనముపై కూర్చున్నవాడు లక్ష్మణేన ప్రగుణితం అక్షః కోణేన సాయకం లక్ష్మణునిచే చక్కబెట్టిన నారి గల ధనస్సును చూచుచున్నవాడు అవేక్షమాణం జానక్యాకృత విజనం ఈశ్వరం అంతర్ముఖుడైనవాడు జానకిచే విసనకర్రతో సేవించుబడువాడు ఈశ్వరుడు జటాభార లసత్శేషం శ్యామం మునిగణావృతం శిరస్సుపై జటలతో వెలుగొందువాడు నీలమేఘ శ్యాముడు మునులచే పరివేష్టించబడినవాడు లక్ష్మణేన ధృతః ఛత్రం అథవా పుష్పక ఉపరి లక్ష్మణుడు ఛత్రము పట్టుకొనగా పుష్పక విమానముపై కూర్చున్నవాడు దశాస్యమథనం శాంతం ససుగ్రీవ విభీషణం దశకంఠుని సంహరించినవాడు ప్రశాంతుడు సుగ్రీవ విభీషణాదులచే కూడినవాడు అయిన ఏవం లబ్ధ్వా జయార్థితు వనలక్ష్యం జపేత్ మనం ఈ రూపముగా లభించిన ఆ శ్రీరాముని మంత్రము జయము కోరువాడు లక్షసార్లు జపించవలెను స్వకామశక్తి వాగ్లక్ష్మిస్తవాద్యా పంచవర్ణకాః షడక్షరః షడ్విధః స్యాచతుర్వర్గఫలప్రదా 16 పంచాసన్మాతృకామంత్రవర్ణ ప్రత్యేక పూర్వకం లక్ష్మీవాం మన్మథాదిశ్చ తారాదాః స్యాదనికధా 17 శ్రీమాయ మన్మథేకైక బీజాద్యంతర్గతో మనుః చతుర్వణః సాయేవ స్యాత్ షడ్వణో వాంఛితప్రదః 18 2.106 అక్షరముల రామ మంత్రములు స్వకామశక్తి వాక్ లక్ష్మీ స్తవాద్యాః పంచవణకాః షట్ అక్షరః స్వ రామ్ కామ క్లీం శక్తి హ్రీం వాక్ ఐం లక్ష్మీ శ్రీం స్తవ ఓం ఆది బీజములను పంచవర్ణ మంత్రముతో అనగా రామాయణమః జతకలిపి 6 వర్ణముల మంత్రములు షట్విధ స్యాత్ చతుర్వర్గ ఫలప్రదః 6 విధములగా జపించినచో చతుర్వర్గ పురుషార్థములు ధర్మ అర్థ కామ మోక్షములు లభించును షట్ అక్షర మంత్రములు 1 రామ్ రామాయ నమః 2 క్లీం రామాయ నమః 3 హ్రీం రామాయ నమః 4 ఐం రామాయ నమః 5 శ్రీం రామాయ నమః 6 ఓం రామాయ నమః పంచసత్ మాతృకా మంత్రవర్ణ ప్రత్యేక పూర్వకం అనుండీక్ష వరకు 50 వణములలో అక్షరములను ప్రత్యేకముగా ముందువైపు జతచేయగా లక్ష్మీ వాక్ మన్మథాదాహ చతారాది స్యాత్ అనేకథా లక్ష్మీ శ్రీం వాక్ ఐం మన్మథ క్లీం తార ఓం బీజాక్షరములతో కూడా కలిపినచో అనేక విధములుగా రామమంత్రములు ఏర్పడును శ్రీరామ మన్మథ ఏకైకం బీజాది అంతర్గతో మనంహ చతుర్వణః స ఏవ స్యాత్ షడ్వర్ణో వాంఛిత ప్రదః మన్మథ బీజము క్లీం మొదలైన చతుర్వర్ణ ఆది బీజములను శ్రీం ఐం క్లీం ఓం శ్రీరామ మంత్రముతో కూర్చి షట్వర్ణ మంత్రములుగా చేసి జపించినచో సర్వ శుభ వాంఛలు సిద్ధించును అనగా ఓం రామ్ రామచంద్రః ఓం రామ్ రామభద్రః శ్రీం రామ్ రామచంద్రః శ్రీం రామ్ రామభద్రః మొదలగు మంత్రములు స్వాహాంతో హుంఫడంతో వా నత్యంతో వా భవేదయం అష్టావింశత్యుత్తరశతభేద షడ్వర్ణ ఈరితః 19 బ్రహ్మ సమ్మోహనః శక్తిర్దక్షిణామూర్తిరేవ చ అగస్త్యశ్చ శివః ప్రోక్తా మునియుక్రమాదిమే క్రీరవే ఛందో గాయత్రసన్నం చ శ్రీరామశ్చైవ దేవత అథవా కామబీజాదేర్విశ్వామిత్రో మునిర్మనోహ 21 ఛందో దేవ్యాదిగాయత్రి రామభద్రోస్య దేవత బీజశక్తి యథాపూర్వం షడ్వర్ణాన్విన్యసిత్రమాత్ 22 బ్రహ్మరంధ్రే భ్రువోర్మధ్యే హృన్నాభీరుషు పాదయోః బీజేహ షడ్దీఘిప్తైర్వా మంత్రాణైవ షడంగకం 23.11 స్వాహ హుం ఫట్ నమః అంత్యాక్షరముల రామ మంత్రములు. స్వాహ అంతో హుం ఫట్ అంతో వా నతి అంతో వా భవేత్. ఈ రామ మంత్రములకు చివరిలో స్వాహ లేదా హుం ఫట్ లేదా నమః చేర్చవచ్చును. ఓం రామ్ రామచంద్రాయ స్వాహ, ఓం రామ్ రామచంద్రాయ హుం ఫట్, ఓం రామ్ రామచంద్రాయ నమః మొదలగు రూపములలో మంత్రములు ఉచ్చరించవచ్చును. స్వాహ అనగా హవిస్సు దేవతలకు బాగుగా అందునుగాక అని హుం ఫట్ చేయవాడు అనగా అజ్ఞానముచే కలుగు భయము దోహఖములను తొలగించువాడు. అయం అష్టావింశత్ ఉత్తర శతభేద షట్వర్ణ ఈరితః. ఈ విధముగా షడక్షర మంత్రములకు 128 భేదరూపములు ఉన్నవి. బ్రహ్మ సమ్మోహనః శక్త్యః దక్షిణామూర్తయః ఏవ చ అగస్త్యః చ శివః ప్రోక్తా మునయో అనుక్రమాత్ ఇమే బ్రహ్మ సమ్మోహనుడు, శక్తి, దక్షిణామూర్తి, అగస్త్యుడు, శివుడు. వీరు వరుసగా 6 అక్షరములకు ఋషులు. ఛందో గాయత్ర సంజ్ఞం చ శ్రీరామః చ ఏవ దేవతా గాయత్రి ఛందస్సుగా సూచించబడునది. శ్రీరాముడే దేవత. అథవా కామబీజాదేహ విశ్వామిత్రో మునేహ మనోహ లేదా కామబీజము క్లీం మొదలగునవి అనగా ఓం శ్రీం క్లీం ఐం హ్రీం రామ్. ఈ మంత్రమునకు బీజాక్షరములు విశ్వామిత్రుడు ఋషి అని చెప్పవచ్చును. ఛందో దేవ్యాది గాయత్రీ రామభద్రో అస్య దేవతా గాయత్రీ దేవతాదులు ఛందస్సు రామభద్రుడు దేవత. బీజశక్తి యథాపూర్వం షట్వర్ణాను విన్యసిత్ క్రమాత్ శక్తిబీజములు ఇంతకు పూర్వము చెప్పిన విధముగానే 6 అక్షరములకు క్రమముగా అన్వయించుకొనవలెను. బ్రహ్మరంధ్ర భ్రువోర్మధ్యే హృత్నాభి ఊరుషు పాదయోహ. బ్రహ్మరంధ్రమునందు భ్రూమధ్యమునందు హృదయము నాభి తొడలు పాదములేయందు బీజేహ షట్ దీర్ఘయుక్తయః వా మంత్రాణయః వా షడంగకం 6 బీజాక్షరముల దీర్ఘవర్ణములతో కాని మంత్రములతో కాని షడంగములను కరణ్యాసము మయ్యు హృదయన్యాసము చెప్పుకొనవలెను. కాలాభోధర కాంతికాంతమనిశం వీరాసనాధ్యాసితం ముద్రాం జానమయం దధానమపరం హస్తాంబుజం జానుని సీతాం పార్శ్వగతాం సరోర్హకరాం విద్యనిభాం రాఘవం. పశ్యంతం ముకుటాంగదాది వివిధకల్పోజ్వలాంగం భజే 24.12 షడక్షరమయ్యు స్వాహ హుం ఫట్ నమః అంత్యాక్షర రామ మంత్రములకు ధ్యానము. కాల అంబోధర కాంతి కాంతం అనిసం వీరాసనాత్ ఆసితం నీలమేఘ కాంతి వంటి శరీర ఛాయ నిరంతరము గలవాడు వీరాసనం వేసుకుని కూర్చున్నవాడు. ముద్రాం జానమయం దధానం అపరం హస్తాంబుజం జానుని జ్ఞానముద్రలో జానమయుడై ఉన్నవాడు ఆ పైన హస్తముతో పద్మము ధరించిన భంగములో ఉన్నవాడు. సీతాం పార్శ్వగతాం సరోర్హకరాం విద్యుత్ నిభాం రాఘవం. పశ్యంతం పద్మము పట్టుకుని విద్యుల్లత వలె ఉన్న సీతచే చూడబడుచున్నవాడు. మకుటాంగాది వివిధ కల్పోహ జ్వలాంగం భజే కిరీటం మొదలైన వివిధ ఆభరణములతో శోభించుచున్నవాడైన రాముని భజించుచున్నాను. శ్రీరామశ్చంద్రభద్రాంతో మేంతో నతీతో ద్విధ సప్తాక్షరో మంత్రరాజ సర్వకామఫలప్రదః 25.1-3.7 అక్షరముల రామ మంత్రములు. రామః చ చంద్రభద్ర అంతో జ్ఞేయంతో నతీతో ద్విధ రామచంద్రమయ్యు రామభద్ర చివరణ అయాని చతుర్థి విభక్తితో దానికి అంతములో నమః హృదయము జతచేయగా 2 విధములుగా 1 రామచంద్రాయ నమః 2 రామభద్రాయ నమః. సప్త అక్షరో మంత్రరాజ సర్వకామ ఫలప్రదః 7 అక్షరాల మంత్రరాజములు అయి సర్వ శుభేచ్ఛలను ఫలింపజేయును. తారాదిసహితః సోపి ద్వివిధోష్టాక్షరో మతః తారం రామశ్చతుర్థ్యత క్రోడాస్త్రం వహ్నితల్పగా 26 అష్టానోయం పరో మంత్రో ఋష్యాదః సాక్షడణవత్. పునశ్చాక్షరస్యథ రామ ఏవ ఋష్యః స్మృతః 27 గాయత్రం ఛంద ఇత్యస్య దేవత రామ ఏవ చ తారం శ్రీబీజేగ్మం చ బీజశత్యాదయో మతాః 28 షడంగం చ తతః కుర్యాన్ మంత్రాణైరేవ బుద్ధిమాన్. తారం శ్రీబిజేగ్మంచ రామాయ నమ ఉచ్చరేత్. 29 గ్లౌమ్మోం బీజం వదేన్మాయాం హృద్రామాయ పునశ్చతాం శివోమరామమంత్రోయం వస్వనస్తు వసుప్రదః. 30 ఋష్యః సదాశివః ప్రోక్తో గాయత్రం ఛంద ఉచ్యతే శివోమరామచంద్రోత్ర దేవతా పరికీర్తితః. 31 దీర్ఘయ మాయాంగాని తారపంచారణయుక్తయ 2.148 అక్షరముల రామమంత్రములు తారాది సహితః సహా అపి ద్వివిధో అష్టాక్షరో మతః తారకము ఓం మాయా హ్రీం రమా శ్రీం అనంగ క్లీం వాక్ ఐం స్వబీజ రామ్ బీజాక్షరముల సహితముగా ఆ సప్తాక్షర మంత్రములు 2 విధములుగా అష్టాక్షర మంత్రములుగా కూడా తెలియవచ్చును. ఓం రామచంద్రాయ నమః. ఓం రామభద్రాయ నమః. హ్రీం రామచంద్రాయ నమః. హ్రీం రామభద్రాయ నమః. శ్రీం రామచంద్రాయ నమః. శ్రీం రామభద్రాయ నమః. క్లీం రామచంద్రాయ నమః. క్లీం రామభద్రాయ నమః. ఐం రామచంద్రాయ నమః. ఐం రామభద్రాయ నమః. రామ్ రామచంద్రాయ నమః. రామ్ రామభద్రాయ నమః. తారం రామ చతుర్థ అంతః క్రోడాస్త్రం వహ్నితల్పగా తరింపచేయు రామ శబ్దముతో చివరన చతుర్థి విభక్తితో ఆయ రూపము కలిపి అంతములో హృదయ నమః అస్త్రముతో రామాయ నమః అగ్ని సంయోగమగును నట్ ఆయ గానుదానికి చతుర్థ నానార్థము. రామశబ్ద రూపము చతుర్థి విభక్తిలో రామాయ అనగా రాముని కొవకు అగును. అష్టానో అయం పరో మంత్ర ఋష్యాదః స్యాత్ షడణవత్. ఈ అష్టాక్షర పరమ మంత్రములకు ఋష్యాదులు షడక్షర మంత్రము వలె తెలుసుకునవలెను. పునః అష్టాక్షరస్య అథ రామ ఏవ ఋష్యః స్మృతః మగల అష్టాక్షర మంత్రమునకు కూడా రాముడే ఋషి అని గుర్తించుకునవలెను. గాయత్రం ఛంద ఇతి అస్య దేవతా రామ ఏవ చ గాయత్రి ఛందస్సు అని ఈ మంత్రమునకు రాముడే దేవత అని మరియు తారం శ్రీబీజేగ్మం చ బీజశక్త్యాదయో మతాః శ్రీబీజముతో కూడి శక్తిబీజములు జతపరిచిన రామ మంత్రములు తరింపచేయునదిగా తెలుసుకొనవలెను. ఓం శ్రీరామచంద్రాయ నమః. ఓం శ్రీరామభద్రాయ నమః. హ్రీం శ్రీరామచంద్రాయ నమః. హ్రీం శ్రీరామభద్రాయ నమః. శ్రీం శ్రీరామచంద్రాయ నమః. శ్రీం శ్రీరామభద్రాయ నమః. క్లీం శ్రీరామచంద్రాయ నమః. క్లీం శ్రీరామభద్రాయ నమః. ఐం శ్రీరామచంద్రాయ నమః. ఐం శ్రీరామభద్రాయ నమః. రామ్ శ్రీరామచంద్రాయ నమః. రామ్ శ్రీరామభద్రాయ నమః. షడంగం చ తతః కుర్యాత్ మంత్రాణః ఏవ బుద్ధిమాన్ ఆ మంత్రాక్షరములను విడిగా షడంగ న్యాసమునకు కరన్యాసము హృదయ న్యాసము బుద్ధిమంతులు పొందుపరచుకొనవలెను. తారం శ్రీబీజేగ్మం చ రామాయ నమ ఉచ్చరేత్. శ్రీబీజముతో కలిపి రామాయ నమః శ్రీరామాయ నమః అని ఉచ్చరించినచో తరింపచేయును. గ్లౌం ఓం బీజం వదేత్ మాయాం హృత్ రామాయ పునః చతాం గ్లౌం ఓం మాయా హ్రీం బీజములతో రామాయ మయ్యు హృదయము నమః జతపరచి పునశ్చీకరణము రిపీటెడ్ కోంబినేషన్స్ చేసినచో అవి 1 ఓం శ్రీం రామాయ నమః 2 ఓం హ్రీం రామాయ నమః 3 గ్లౌం శ్రీం రామాయ నమః 4 గ్లౌం హ్రీం రామాయ నమః. శివో మా రామ మంత్రో అయం వస్వనస్తు వసుప్రదః. శివో మా రామ మంత్రములు అనబడునవి ఇవి స్వర్ణమయ ఐశ్వర్యములు ప్రసాదించునవి. ఋష్యః సదాశివః ప్రోక్తో గాయత్రం ఛంద ఉచ్యతే వీటికి సదాశివుడు ఋషి అని గాయత్రి ఛందస్సు అని చెప్పబడెను. శివో మా రామచంద్రో అత్ర దేవతా పరికీర్తితః. శివో మా రామచంద్రుడు వీటికి దేవత అని వర్ణింపబడెను. దీర్ఘయ మాయ అంగాని తారపంచాణయుక్తయ మాయా బీజముల దీర్ఘస్వరములతో హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రోం హ్రహ షడంగములు రామపంచాణము నమో రామాయ యుక్తముగా న్యాసములు చెప్పుకొనవలెను. హ్రాం ఓం నమో రామాయ హృదయాయ నమః. హ్రీం ఓం నమో రాయాయ శిరసే స్వాహ. హ్రూం ఓం నమో రామాయ శిఖాయే వోషట్. హ్రైం ఓం నమో రామాయ కవచాయ హుం. హ్రూం ఓం నమో రామాయ నేత్రత్రయాయ వోషట్. రహ ఓం నమో రామయాస్త్రాయ ఫట్. రామం త్రినేత్రం సోమార్ధధారణం శూలినం పరం. భస్మోద్ధూలిత సర్వాంగం కపర్దినముపాస్మహే 32 రామాభిరామాం సౌందర్యసిమాం సోమావతంసికా పాశాంకుస్థనుర్బాణధరాం ధ్యాయత్రిలోచనాం 33 ధ్యాయన్నేవం వణలక్ష్యం జపతర్పణతత్పరః బిల్వపత్రేహ ఫలేహ పుష్పైస్తిలాజే పంకజైర్హునేత్ 34 స్వయమాయాంతి నిధేహ సిద్ధేశ్చ సురేప్సితాః పునశ్చాక్షరస్యథ బ్రహ్మగాయత్రా రాఘవాః 35 ఋష్యాదయస్తు విజ్ఞేయః శ్రీబీజం మమ సిత్తికం తత్ప్రీత్యే వినియోగశ్చ మంత్రాణైరంగకల్పనా 36 కేయరాంగదకంకణైర్మణిగతైర్విద్యోతమానం సదా రామం పార్వణచంద్రకోటసదృశ్చత్రేణ వైరాజితం హేమస్తంభస్హ శ్రుషోడసేతే మధ్యే మహామండపే దేవేశం భరతాదిభ్యః పరివృతం రామం భజే శ్యామలం 37 2.15 శివో మా రామధ్యానము రామం త్రినేత్రం సోమార్ధధారణం శూలినం పరం సర్వజీవరాశులలో రమించువాడు త్రినేత్రుడు అర్ధచంద్రధారుడు శూలధారి త్రిగుణాత్మక ప్రకృతికి పరమైనవాడు భస్మోహ ధూళిత సర్వాంగం కపర్దినం ఉపాస్మహే సర్వాంగములందు భస్మము ధరించినవాడు అయిన కపర్దిని జటాజుటధారిని ఉపాసించుచున్నాను. ఇక్కడ రాముని శివరూపములో ధ్యానిస్తున్నాము అనగా రామ శివ అభేదము ప్రకటించబడుచున్నది. రామ అభిరామం సౌందర్య సీమాం సోమావతంసికాం రాముని ప్రియురాలు అమితమైన సౌందర్యం కలది చంద్రాకార కణభూషణములు కలది పాశాంకుశ ధనుర్బాణధరాం ధ్యాయే త్రిలోచనాం దండించుటకు పాశాంకుశమును ధనస్సు బాణములను ధరించునది. ధ్యాయతి ఏవం వణలక్ష్యం జపతర్పణ తత్పరః అటువంటి పార్వతీ స్వరూపేణ సీతను అక్షరలక్ష జపము శ్రద్ధతో చేసి బిల్వపత్రేహ ఫలేహ పుష్పయః తిలాజేహ పంకజేహ హునేత్ బిల్వపత్రములతో ఫలములతో పుష్పములతో నువ్వులు నెయ్యితో తామర పుష్పములతో హోమము చేయవలెను. స్వయం ఆయాంతి నిధేహ సిద్ధేహ చ సురయీప్సితాః స్వయముగా వచ్చు నిధి వంటివాడు సిద్ధి కలిగించువాడు మయ్యు దేవతలకు కూడా కోరినది ఇచ్చువాడు. పునః అష్టాక్షరస్య అథ బ్రహ్మ గాయత్ర రాఘవాః అష్టాక్షర మంత్రముతో పరబ్రహ్మైన రాఘవుని మదల కీర్తించదను. ఋష్యాదయస్తు విజ్ఞేయః శ్రీబీజం మమ శక్తికం ఋష్యాదులను తెలుసుకుని శ్రీం బీజముతో నేను శక్తిస్వరూపుడైన తత్ప్రీత్యే వినియోగ చమంత్రాణేహ అంగకల్పన రాముని ప్రీతి కొరకు మంత్రాణములు విభజించి వాటితో అంగన్యాసము కల్పించదను. కేయుర అంగద కంకణేహ మణిగణేహ విద్యోతమానం సదా కేయుర కంకణములు మణిగణములు శరీరాంగములందు ధరించి ఎల్లప్పుడూ ప్రకాశిస్తున్న రామం పార్వణ చంద్రకోటి సదృశ ఛత్రేణ వైరాజితం కోటి పూర్ణచంద్రులతో సమానమైన గొడుగుతో విరాజిల్లుచున్న రాముని హేమస్తంభ సహస్ర షోడసేతే మధ్యే మహామండపే 16,000 స్తంభములు గల తెల్లని మహామండపము మధ్యమున దేవేశం భరతాదిభ్యః పరివృతం రామ భజే శ్యామలం దేవేంద్రుడు భరతుడు మొదలైనవారు చుట్టూ ఉన్న నీలమేఘశ్యాముడైన శ్రీరాముని భజించుచున్నాను. కిం మంత్రైర్బహుభిర్వినస్వర ఫలేరాయస సాధ్యైర్వృత కించిల్లోభవితానమాత్ర విఫలే సంసారదుహావహయ ఏకః సన్నపి సర్వమంత్రఫలదో లోభాదిదోషోర్జిత శ్రీరామః శరణం మమేతి సతతం మంత్రోయమష్టాక్షర 38 ఏవమష్టాక్షరః సమ్యక్ సప్తధా పరికీర్తితః 2.16 అష్టాక్షర రామ మంత్ర మహత్యము కిం మంత్రేః బహుభ్యః వినస్వర ఫలేయః ఆయాస సాధ్యేయః వృథా రామ మంత్రము కాకుండా ఇతరములైన అనేక విధములైన మంత్రములు ఇందులకు అవన్నీ నశించిపోయే ఫలములే ఇవ్వగలిగినవి. పైగా అవి సాధించుటకు ఎంతో ఆయాస ప్రయాసలు పడవలెను. ఆ ఫలములన్నీ వృథాయే. కించిత్ లోభ వితాన మాత్ర విఫలేహ సంసార దుహక ఆవహేహ కొంత ప్రలోభపరచి వికటితమై చివరకు నిష్ఫలము అయి సంసార దుహకమును తెచ్చిపెట్టేవి ఏకః సన్నపి సర్వమంత్రఫలదౌ లోభాది దోషోః జితః ఒకే ఒక్క మంత్రముతో సర్వమంత్రముల ఫలములు ఇచ్చినది. లోభము, ఆశ మొదలైన దోషములు జయింపచేయనది. శ్రీరామ శరణం మమైతి సతతం మంత్రో అయం అష్టాక్షరః. శ్రీరామ శరణం మమ అనే ఈ అష్టాక్షర మంత్రమునే సర్వదా జపించదగనది. ఏవం అష్టాక్షరః సమ్యక్ సప్తధా పరికీర్తితః. ఈ అష్టాక్షర మంత్రము చక్కగా ఏడు విధములుగా చెప్పబడినది. ఒకటి, ఓం రామచంద్రాయ నమః, ఓం రామభద్రాయ నమః. రెండు, హ్రీం రామచంద్రాయ నమః, హ్రీం రామభద్రాయ నమః. మూడు, శ్రీం రామచంద్రాయ నమః, శ్రీం రామభద్రాయ నమః. నాలుగు, క్లీం రామచంద్రాయ నమః, క్లీం రామభద్రాయ నమః. ఐదు, ఆయం రామచంద్రాయ నమః, ఆయం రామభద్రాయ నమః. ఆరు, రామ్ రామచంద్రాయ నమః, రామ్ రామభద్రాయ నమః. ఏడు, శ్రీరామ శరణం మమ. రామసప్తాక్షరో మంత్రాద్యంతే తారసంయుతః 39. నవార్నో మంత్రరాజః సాచ్చేషం షడ్వర్ణవన్యసేత్. 2.179 అక్షరముల రామ మంత్రములు. రామ సప్తాక్షరో మంత్రాద్యంతే తారసంయుతః రామ సప్తాక్షర మంత్రములకు మొదలు చివర ఓం జతపరచునచో. నవ అర్ణో మంత్రరాజః స్యాత్ శేషం షడ్వర్ణవత్న్యసేత్. నవాక్షర మంత్రములు అగును చివరికి వీటికి కూడా షట్వర్ణ మంత్రములకు వలె న్యాసము చెప్పుకొనవలెను. ఇవి నవాక్షర మంత్రములు. ఒకటి, ఓం రామచంద్రాయ నమః ఓం. రెండు, ఓం రామభద్రాయ నమః ఓం. జానకీవల్లభం నేంతం వహ్నే జయహుమాదికం 40. దశాక్షరోయం మంత్రః స్యాత్ సర్వాభీష్టఫలప్రద. దశాక్షరస్య మంత్రస్య వశిష్ఠోస్య ఋషిర్విరాట్. 41. ఛందోస్య దేవతా రామః సీతాపాణిపరిగ్రహ. ఆద్యో బీజం ద్విఠః శక్తిః కామేనాంగక్రియామత. 42. శిరోలలాట్ భ్రూమధ్యే తాలుకర్ణేషు హృద్యపి నాభూరుజానుపాదేషు దశార్ణాన్ విన్యసేన్మనో. 43. 2.1810 అక్షరముల రామ మంత్రము. జానకీ వల్లభం జ్ఞేంతం వహ్నేహ జాయాహుం ఆదికం. జానకీ వల్లభం అంతమున ఆయ, జ్ఞే మలియు అగ్నికి భార్య అనగా స్వాహా దేవత. ఆ ముందు హుం చేర్చినచో అజ్జానకీ వల్లభాయ హుం స్వాహా. దశ అక్షరో అయం మంత్రః స్యాత్ సర్వ అభీష్ట ఫలప్రదః. ఈ దశాక్షర మంత్రము సర్వ శుభేచ్ఛలు ఫలప్రదము చేయును. దశ అక్షరస్య మంత్రస్య వశిష్ఠో అస్య ఋషః. ఈ 10 అక్షరముల మంత్రములకు వశిష్ఠుడు ఋషి. విరాట్ ఛందో అస్య దేవత రామః సీతాపాణిపరిగ్రహ. విరాట్ ఛందస్సు మయ్యు సీతను పాణిగ్రహణము చేసిన రాముడే దేవత. ఆద్యో బీజం ద్విఠః శక్త్యః కామేన అంగం క్రియామత. దీనికి ఆది బీజములలో మొదటదైన రామ్ బీజము, ద్విఠ స్వాహ శక్తి కామబీజముచే క్లాం క్లీం క్లూం క్లైం క్లౌం క్లహ అంగన్యాస క్రియకు తెలుసుకొనవలెను. ఆదిబీజములు స్వ రామ్ కామ క్లీం శక్తి హ్రీం వాక్ ఐం లక్ష్మీ శ్రీం స్తవ ఓం. శిరో లలాట భ్రూమధ్యే తాలు కర్ణేషు హృది అపి శిరస్సు. నుదురు భ్రూమధ్యము తాలు అనగా నోరు మయ్యు ముక్కు మధ్యమున చెవులు హృదయము మయ్యు. నాభి ఊరు జాను పాదేషు దశార్నత్ విన్యసేత్ మనోహ. నాభి తొడలు మోకాళ్ళు పాదములు. ఈ 10 స్థానాలలో దశాక్షర మంత్రములోని 10 అక్షరములతో కరమయ్యు హృదయ న్యాసము చెప్పుకొనవలెను. అయోధ్యానగరే రత్నచిత్రే సౌవర్ణమండపే మందారపుష్పైరబద్ధవితానే తోరణాంచితే. 44. సింహాసనే సమాసీనం పుష్పకోపరి రాఘవం. రక్షోభిర్హరిభిర్దేవైర్దివ్యానగతై శుభయః. 45. సంస్తూయమానం మునిభ్యః ప్రహ్వైశ్చ పరిసేవితం. సీతాలంకృతవామాంగం లక్ష్మణేనోపసేవితం. 46. శ్యామం ప్రసన్నవదనం సర్వాభరణభూషితం. ధ్యాయన్నేవం జపేమంత్రం వన్లక్ష్మణన్యధి. 47. 2.19 రామధ్యానము. అయోధ్యానగరే రత్నచిత్రే సౌవర్ణమండపే అయోధ్యానగరమందు రత్నములతో చిత్రములతో కూడిన సువర్ణమండపమునందు మందారపుష్పయ ఆబద్ధ వితానే తోరణాంచితే సింహాసనే సమాసీనం పుష్పక ఉపరి రాఘవం మందార పుష్పములతో కట్టిన తోరణములు అంచులు కలిగిన పుష్పక సింహాసనము మీద చక్కగా కూర్చుని ఉన్న రాఘవుని రక్షోభ్యః హరిభ్యః దేవయః దివ్యానగతయః శుభయః రాక్షసులచేత వానరులచేత దేవతలచేత దివ్య విమానములేందు ఉన్నవారిచే శుభకరులచే సంస్తూయమానం మునిభ్యః ప్రహ్వయః చ పరిసేవితం మునులుచే చక్కగా స్తుతింపబడినవాడు దోసిలతో నమస్కరించబడినవాడు మయ్యు భక్తితో సేవింపబడినవాడు సీత అలంకృత వామ అంగం లక్ష్మణేన సమన్వితం ఎడమ ప్రక్కన సీతా సహిత అలంకృతుడు లక్ష్మణునితో కూడియున్నవాడు శ్యామం ప్రసన్న వదనం సర్వ ఆభరణ భూషితం శ్యామవర్ణుడు ప్రసన్నమైన ముఖము కలవాడు అన్ని ఆభరణములు ధరించిన రాముని ధ్యాయత్ ఏవం జపేత్ మంత్రం వర్ణలక్ష్యం అనన్యధీ ధ్యానిస్తూ దశాక్షర మంత్రమును అనన్య బుద్ధితో అక్షరలక్ష జపించవలెను రామం నేంతం ధనుష్పాణేంతః స్యాద్వని సుందరి దశాక్షరోయం మంత్రహస్యాన్మునిర్బ్రహ్మ విరాట్ స్మృతః 48 ఛందస్తు దేవతా ప్రోక్తో రామో రాక్షసమర్దనః శేషం తు పూర్వవత్ కుర్యాచ్చపబాణధరం స్మరేత్ 49 2.210 అక్షరముల మరో రామ మంత్రము రామం జయంతం ధనుష్పాణయే అంతః స్యాత్వహ్ని సుందరి రామం చివర ఆయ జ్ఞే తరువాత ధనుష్పాణయే ఆ చివర అగ్ని యొక్క భార్యయైన స్వాహ అనగా రామాయ ధనుష్పాణయే స్వాహ దశ అక్షరో అయం మంత్రః స్యాత్ మునః బ్రహ్మ విరాట్ స్మృతః ఛందస్తు దేవతా ప్రోక్తో రామో రాక్షసమర్దనః ఈ దశాక్షర మంత్రమునకు బ్రహ్మ ఋషి విరాట్ ఛందస్సు రాక్షసంహారి అయిన రాముడే దేవత అని చెప్పబడెను శేషం తు పూర్వవత్ కుర్యాత్ చాపబాణధరం స్మరేత్ మిగిలినవన్నీ అంగన్యాసం ఇదివరకు చెప్పబడినట్లుగా తెలుసుకుని ధనుర్బాణములు ధరించిన రాముని స్మరించవలెను తారమాయరమానంగవాక్ స్వబీజేశ్చ షడ్విధ దశార్లో మంత్రరాజః స్యాద్రుద్రవణాత్మకో మనః యాభే శేషం షడణవజ్ఞేయం న్యాసధ్యానాదికం బుధయః 2.211 అక్షరముల రామ మంత్రములు తారమాయ రమా అనంగ వాక్ స్వబీజేహ చ షడ్విధః తారకము ఓం మాయా హ్రీం రమా శ్రీం అనంగ క్లీం వాక్ ఐం స్వబీజ రామ్ బీజాక్షరములతో 6 దశ అర్ణో మంత్ర రాజస్యాత్ రుద్రవణాత్మకో మనోహ 10 అక్షరాల మంత్రముల సహితముగా ఏకాదశ మంత్రములు అగును 1 ఓం రామాయ ధనుష్పాణయే స్వాహ 2 హ్రీం రామాయ ధనుష్పాణయే స్వాహ 3 శ్రీం రామాయ ధనుష్పాణయే స్వాహ 4 క్లీం రామాయ ధనుష్పాణయే స్వాహ 5 ఐం రామాయ ధనుష్పాణయే స్వాహ 6 రామ్ రామాయ ధనుష్పాణయే స్వాహ శేషం షట్ వర్ణవత్ జ్ఞేయం న్యాసధ్యానాదికం బుధేహ మిగిలినవి ఋష్యాదులు న్యాసధ్యానాదులు 6 అక్షరముల మంత్రములకు ఓం రామాయ నమః మొదలగునవి వలె బుధులు తెలుసుకొనవలెను ద్వాదశాక్షరమంత్రస్య శ్రీరామ ఋషిరుచ్యతే 51 జగతి ఛంద ఇత్యుక్తం శ్రీరామో దేవతామతః ప్రణవో బీజమిత్యుక్తః క్లీం శక్తిర్హ్రీం చ కీలకం 52 మంత్రేణాంగాని విన్యస్య సిస్టం పూర్వవదాచరేత్ తారం మాయాం సముచ్చార్య భరతాగ్రజ ఇత్యపి 53 రామం క్లీం వహ్నిజయాంతం మంత్రోయం ద్వాదశాక్షరః ఓం హృద్భగవతే రామచంద్రభద్రౌ చంగేతౌ 54 అర్కానో ద్వివిధోప్యస్య ఋషిధ్యానాది పూర్వవత్ ఛందస్తు జగతి చైవ మంత్రానైరంగ కల్పన 55 2.212 అక్షరముల రామ మంత్రములు ద్వాదశ అక్షరమంత్రస్య శ్రీరామో ఋషః ఉచ్యతే జగతి ఛంద ఇతి ఉక్తం శ్రీరామో దేవతామతః ద్వాదశ అక్షరమంత్రములకు శ్రీరాముడే ఋషి అని చెప్పబడేను జగతి ఛందస్సు అని శ్రీరాముడే దేవత అని తెలుసుకొనవలెను ప్రణవో బీజం ఇతి ఉక్తః క్లీం శక్త్యః హ్రీం చ కీలకం ప్రణవమే ఓం బీజము అని క్లీం శక్తి అని మలియు హ్రీం కీలకం అని చెప్పబడెను మంత్రేణ అంగాని విన్యస్య సిస్టం పూర్వవత్ ఆచరేత్ మంత్రముతో అంగములు కర హృదయ న్యాసముల యొక్క విధి విధానము పూర్వము చెప్పబడిన మంత్రములకు వలె ఆచరించవలెను. తారం మాయాం సముచ్చ ఆర్య భరతాగ్రజయితి అపి తారకము ఓం మాయా హ్రీం వేదోక్తస్వర బీజములతో కూడి ఆర్యుడైన భరతాగ్రజ అని, రామ్ క్లీం వహ్నిజాయ అంతం మంత్రో అయం ద్వాదశ అక్షరహరాం స్వబీజము క్లీం అనంగా బీజములతో కూడి మరియు అగ్ని యొక్క భార్య అయిన స్వాహాదేవి అనగా స్వాహ అను శబ్దము అంత్యమున చేర్చినవి ఈ ద్వాదశాక్షర మంత్రములు. ఒకటి, ఓం హ్రీం భరతాగ్రజ రామ క్లీం స్వాహ. ఓం హృత్ భగవతే రామచంద్రభద్రౌ చజ్ఞేతౌ. రెండు, ఓం నమో భగవతే రామచంద్రాయ మరియు ఓం నమో భగవతే రామభద్రాయ. అర్క అర్ణో ద్వివిధో అపి అస్య ఋషి ధ్యానాది పూర్వవత్ ఛందస్తు జగతి చ ఏవ మంత్రాణేహ అంగ కల్పన అగ్నిబీజాక్షరములతో రెండు విధములైన ఈ పన్నెండు అక్షరముల మంత్రములకు కూడా ఋషి ధ్యానాదులు పూర్వము వలె చెప్పవలెను. జగతి ఛందస్సు అని మరియు ఆయా మంత్రాక్షరములతో అంగన్యాసములు కల్పించుకొనవలెను. శ్రీరామేతి పదం చోక్త్వా జయరామ తతః పరం జయద్వయం వదేత్ ప్రాజ్లో రామేతి మనురాజకః. 56, త్రయోదశాన ఋష్యాది పూర్వవత్ సర్వకామద పదద్వయ ద్విరావృత్తేరంగం ధ్యానం దశానవత్. 57, 2.2.3.13 అక్షరముల రామ మంత్రము శ్రీరామ ఇతి పదం చ ఉక్త్వా జయరామ తతః పరం శ్రీరామ అనే పదమును దాని తరువాత జయరామ అని చెప్పి జయద్వయం వదేత్ ప్రాజ్నో రామ ఇతి మనురాజకః ఆపైన జయ అనునది రెండుసార్లు చెప్పి ప్రాజ్ఞులైనవారు మనుషులలో ఉత్తముడైన రామ అని చివర చేర్చుకొనెనచో శ్రీరామ జయరామ జయ జయరామ అను మంత్రము అగును. త్రయోదశ అర్ణ ఋష్యాది పూర్వవత్ సర్వకామదః ఈ పదమూడు అక్షరముల మంత్రమునకు ఋష్యాదులు పూర్వపు మంత్రము వలె చెప్పుకొని సర్వశుభేచ్ఛలను పొందవచ్చును. పదద్వయ ద్విర ఆవృత్తేహ అంగం ధ్యానం దశ అర్ణవత్ పదద్వయములను చెప్పుకొనుచు దశాక్షర మంత్రము వలె అంగన్యాస ధ్యానములు చెప్పుకొనవలెను. శ్రీరామ రామ హృదయాయ నమః శ్రీరామ జయరామ శిరసే స్వాహ మొదలగునవి ఈ విధముగా ఏర్పాటు చేసుకొనవచ్చును. తారాదిసహిత సోపి స చతుర్దశ వణకః 2.2.4.14 అక్షరాల రామ మంత్రములు తారాది సహితః సహ అపి స చతుర్దశ వణకః తారకము ఓం మాయా హ్రీం రమ శ్రీం అనంగ క్లీం వాక్ ఐం స్వబీజ రామ్ బీజాక్షరములతో పదమూడు అక్షరాల మంత్రము పద్నాలుగు అక్షరాల మంత్రములు అగును. ఓం శ్రీరామ జయరామ జయ జయరామ్ హ్రీం శ్రీరామ జయరామ జయ జయరామ్ శ్రీం శ్రీరామ జయరామ జయ జయరామ్ క్లీం శ్రీరామ జయరామ జయ జయరామ్ ఐం శ్రీరామ జయరామ జయ జయరామ్ రామ్ శ్రీరామ జయరామ జయ జయరామ్. త్రయోదశార్ణముచార్య పశ్చాద్రామేతి యోజేత్. 58, సవై పంచదశార్ణస్తు జపతాం కల్పభూరుహః 2.2.5.15 అక్షరాల రామ మంత్రము త్రయోదశ అణం ఉచ్చ ఆర్య పశ్చాత్ రామ ఇతి యోజేత్ పదమూడు అక్షరాల మంత్రముకు చివర రామ చేర్చినచో సవై పంచదశ అణస్తు జపతాం కల్పభూరుహః అది 15 అక్షరాల మంత్రము అగును. అది జపించువారికి కల్పవృక్షమగును. శ్రీరామ జయరామ జయ జయరామ రామ నమశ్చ సీతాపతయే రామాయతి హనద్వయం. 59, తతస్తు కవచాస్త్రాంతః షోడశాక్షర ఈరితః తస్యాగస్త్యరుషిశ్చందో బృహతి దేవతా చ సహ 60, రామ్ బీజం శక్తిరస్త్రం చ కీలకం హుమితీరితం ద్విపంచ త్రిచతుర్వణై సర్వైరంగం న్యసిత్క్రమాత్. 61, 2.2.6.16 అక్షరాల రామ మంత్రము నమః చ సీతాపతయే రామాయ ఇతి హనద్వయం నమః మయూ సీతాపతయే రామాయ అని హన రెండుసార్లు చెప్పి తతస్తు కవచ అస్త్ర అంతః షోడశ అక్షర ఈరితః దాని చివర కవచము హుం ఫట్ చేర్చిన 16 అక్షరముల మంత్రము అగును. నమః సీతాపతయే రామాయ హన హన హుం ఫట్ తస్య అగస్త్య ఋషః ఛందో బృహతి దేవతా చ సహా ఆ మంత్రమునకు అగస్త్యుడు ఋషి అని, బృహతి ఛందస్సు శ్రీరాముడు దేవత. రామ్ బీజం శక్త్యః అస్త్రం చ కీలకం హుం ఇతి ఇరితం. రామ్ బీజము ఫట్ శక్తి మయ్యు హుం కీలకం అని చెప్పబడెను. ద్వి పంచత్రి చతుః వణేః సర్వయః అంగం న్యసేత్ క్రమాత్. ఈ మంత్రములోని 2, 3, 4, 5 అక్షరములు జతచేసుకుని క్రమముగా అంగములు చెప్పుకొనవలెను. తారాదిసహిత సోపి మంత్ర సప్తదశాక్షర 2.2715 అక్షరాల రామ మంత్రములు. తారాదిసహిత సహా అపి మంత్ర సప్తదశ అక్షర తారకము. ఓం మాయా హ్రీం రమా శ్రీం అనంగ క్లీం వాక్ ఐం స్వబీజ. రామ్ బీజాక్షరములతో 16 అక్షరాల మంత్రము. 17 అక్షరాల మంత్రములు అగును. ఓం నమః సీతాపతయే రామాయ హనహన హుం ఫట్. హ్రీం నమః సీతాపతయే రామాయ హనహన హుం ఫట్. శ్రీం నమః సీతాపతయే రామాయ హనహన హుం ఫట్. క్లీం నమః సీతాపతయే రామాయ హనహన హుం ఫట్. ఐం నమః సీతాపతయే రామాయ హనహన హుం ఫట్. రామ్ నమః సీతాపతయే రామాయ హనహన హుం ఫట్. హుం ఫట్ చేయవాడు అనగా అజ్ఞానముచే కలుగు భయము దుఃఖములను తొలగించువాడు. తారం నమో భగవతే రామ్ నేంతం మహాతతః. 62 పురుషాయ పదం పశ్చాద్ధరుదంతోష్టద సక్షర. విశ్వామిత్రౌ మునిశ్చందో గాయత్రం దేవతా చ సహా. 63 2.2818 అక్షరాల రామ మంత్రము. తారం నమో భగవతే రామ్ జయంతం మహాతతః. ఓం నమో భగవతే రామాయ మహాతర్వాత. పురుషాయ పదం పశ్చాత్ హృత్ అంతో అష్టాదశాక్షర. పురుషాయ పదము తరువాత హృదయము నమః చివర చేర్చిన అష్టాక్షర మంత్రము అగును. ఓం నమో భగవతే రామాయ మహాపురుషాయ నమః. విశ్వామిత్రో మునేహ ఛందో గాయత్రం దేవతా చ సహా ఆ మంత్రములకు విశ్వామిత్రుడు ఋషి, గాయత్రి ఛందస్సు, రాముడు దేవత. కామాదిసహిత సోపి మంత్ర 2.2919 అక్షరాల రామ మంత్రములు. కామాదిసహిత సహా అపి మంత్ర 19 కామ శ్రీం మొదలగు బీజాక్షరములు చేర్చినచో 19 అక్షరముల మంత్రములు అగును. ఓం శ్రీం నమో భగవతే రామాయ మహాపురుషాయ నమః. ఓం హ్రీం నమో భగవతే రామాయ మహాపురుషాయ నమః. ఓం క్లీం నమో భగవతే రామాయ మహాపురుషాయ నమః. ఓం ఐం నమో భగవతే రామాయ మహాపురుషాయ నమః. తారం నామో భగవతే రామాయతి పదం వదేత్. 64 సర్వశబ్దం సముచ్చార్య సౌభాగ్యం దేహి మే వదేత్. వహ్నిజాయాం తథోచ్చార్య మంత్రో వింశానకో మతః. 65 2.3020 అక్షరాల రామ మంత్రము. తారం నమో భగవతే రామాయ ఇతి పదం వదేత్. ఓం తారకము నమో భగవతే రామాయ అని పదము పలికి సర్వశబ్దం సముచ్చ ఆర్య సౌభాగ్యం దేహి మే వదేత్. సర్వ అనే శబ్దం కలిపి బాగుగా సౌభాగ్యం దేహి మే అని చెప్పి వహ్నిజాయాం తథా ఉచ్చార్య మంత్రో వింశ అణకో మతః. అగ్నిదేవుని భార్య అయిన స్వాహాదేవిని సూచిస్తూ స్వాహ అని చేర్చి 20 అక్షరాల మంత్రము తెలుసుకునవలెను. ఓం నమో భగవతే రామాయ సర్వ సౌభాగ్యం దేహి మే స్వాహ. తారం నమో భగవతే రామాయ సకలం వదేత్. ఆపన్నివారణయతి వహ్నిజాయం తతో వదేత్. 66 ఏకవింశార్ణకో మంత్రః సర్వాభీష్టఫలప్రద. 2.3121 అక్షరాల రామ మంత్రము. తారం నమో భగవతే రామాయ సకలం వదేత్. ఓం తారకము నమో భగవతే రామాయ సకలం అని పలికి ఆపన్నివారణాయ ఇతి వహ్నిజాయం తతో వదేత్. ఆపన్నివారణాయ అని స్వాహ అని చెప్పి ఏకవింశ అర్ణకో మంత్రః సర్వాభీష్టఫలప్రద. 21 అక్షరాల మంత్రము అనుకొనినచో సర్వశుభేచ్ఛలు సిద్ధించును. ఓం నమో భగవతే రామాయ సకలాపన్నివారణాయ స్వాహ. తారం రమా స్వబీజం చ తతో దాశరథాయ చ. 67 తతః సీతావల్లభాయ సర్వాభీష్టపదం వదేత్. తతో దాయ హృదంతోయం మంత్రో ద్వావింశదక్షరః. 68 2.3222 అక్షరాల రామమంత్రము. తారం రమా స్వబీజం చ తతో దాశరథాయ చ ఓం. తారకము శ్రీం రమా రామ్ స్వబీజం మయ్యు దాశరథాయ అని మయ్యు. తతః సీతావల్లభాయ సర్వాభీష్టపదం వదేత్. దానికి సీతావల్లభాయ సర్వాభీష్ట అనే పదము చెప్పి తతో దాయ హృదంతో అయం మంత్రో ద్వావింశత్ అక్షరః దానికి దాయకూడి నమః హృదయము అని చేర్చి 22 అక్షరాల మంత్రము చేసుకునవలెను. ఓం శ్రీం రామ్ దాశరథాయ సీతావల్లభాయ సర్వాభీష్టదాయ నమః. తారం నమో భగవతే వీరరామాయ సంవదేత్. కలశత్రూన్ హనద్వంద్వం వహ్నిజయం తతో వదేత్. 69 త్రయోవింశాక్షరో మంత్ర సర్వశత్రునిబర్హణ. విశ్వామిత్రో మునయః ప్రోక్తో గాయత్రి ఛంద ఉచ్యతే 70 దేవతా వీరరామోసౌ బీజాద్యాః పూర్వవన్మతాః. మూలమంత్ర విభాగేన న్యాసాం కృత్వా విచక్షణః 71.2323 అక్షరాల రామమంత్రము. తారం నమో భగవతే వీరరామాయ సంవదేత్. ఓం. తారకము నమో భగవతే వీరరామాయ అని చక్కగా చెప్పుకొని సకల శత్రూన్ హనద్వంద్వం వహ్ని జాయాం తతో వదేత్. సకల శత్రూన్ తరువాత హన శబ్దము 2 సార్లు చెప్పి స్వాహ అని చెప్పినచో 23 అక్షరో మంత్రః సర్వశత్రునిబర్హణ. ఈ 23 అక్షరముల మంత్రము సర్వ అంతః శత్రువులను నశింపచేయును. ఓం నమో భగవతే వీరరామాయ సకల శత్రూన్ హన హన స్వాహ. విశ్వామిత్రో మునయః ప్రోక్తో గాయత్రీ ఛంద ఉచ్యతే. ఈ మంత్రమునకు విశ్వామిత్రుడు ఋషి అని గాయత్రీ ఛందస్సు అని చెప్పబడెను. దేవతా వీరరామో అసో బీజాద్యాః పూర్వవత్ మతాః. దీనికి వీరరాముడే దేవత అని బీజాదులు బీజము శక్తి కీలకం పూర్వ మంత్రములకు వలె తెలుసుకొనవలెను. మూలమంత్ర విభాగేన న్యాసాన్ కృత్వా విచక్షణః విచారణపరులు మూలమంత్రమును 6 పదములుగా విభజించి కర హృదయ న్యాసములు చేయవలెను. శరం ధనుషీ సంధాయ తిష్టంతం రావణోన్ముఖం. వజ్రపాణిం రథారూఢం రామం ధ్యాత్వా జపేమను. 72.2324 వీరరాముని ధ్యానము. శరం ధనుషీ సంధాయ తిష్టంతం రావణ ఉన్ముఖం. బాణమును ధనుస్సుకు సంధించి రావణుని వైపు చూచుచున్నట్లు ఉన్న వజ్రపాణిం రథ ఆరుఢం రామం ధ్యాత్వా జపేత్ మనం. హస్తమునందు వజ్ర ఆయుధమును ధరించి రథమును అధిరోహించిన రాముని ధ్యానము చేయవలెను. తారం నమో భగవతే శ్రీరామాయ పదం వదేత్. తారకబ్రహ్మణే చోక్త్వా మాం తారయ పదం వదేత్. 73 నమస్కారాత్మకో మంత్రశ్చతుర్వింశతి మంత్రక. బీజాదికం యథా పూర్వం సర్వం కుర్యాచ్డణ్వత్. 74.3524 అక్షరాల రామమంత్రము. తారం నమో భగవతే శ్రీరామాయ పదం వదేత్. ఓం. తారకము నమో భగవతే శ్రీరామాయ అని చెప్పి తారక బ్రహ్మణే చ ఉక్త్వా మాం తారాయ పదం వదేత్. తారక బ్రహ్మణే అని చెప్పి మరియు మాం తారాయ నన్ను తరింపచేయి అని చెప్పి నమః తారాత్మకో మంత్రః చతుర్వింశతి మంత్రకః నమః ఓం అని చేర్చిన మంత్రము 24 అక్షరాల మంత్రమగును. ఓం నమో భగవతే శ్రీరామాయ తారక బ్రహ్మణే మాం తారాయ నమః ఓం. బీజాదికం యథా పూర్వం సర్వం కుర్యాత్ 6 అణవత్ బీజము మొదలగునవి ఏ విధముగా పూర్వము 6 అక్షరాల రామమంత్రమునకు చెప్పబడెనో అన్నీ ఆ విధముగా తెలుసుకొనవలెను. కామస్తారో నతిశ్చైవ తతో భగవతే పదం. రామచంద్రాయ చోచార్య సకలేతి పదం వదేత్. 75 జనవశ్యకరాయతి స్వాహ కామాత్మకో మనోహ. సర్వవశ్యకరో మంత్రః పంచవింశతి వణక. 76 2.3625 అక్షరాల రామమంత్రము. కామః తారో నతః చైవ తతో భగవతే పదం. క్లీం కామబీజము ఓం తారక బీజము నమః కూడి భగవతే అను పదము. రామచంద్రాయ చ ఉచ్చ ఆర్య సకలైతి పదం వదేత్. రామచంద్రాయ కూర్చి సకల అనే పదముతో చెప్పుకొని జనవశ్యకరాయ ఇతి స్వాహ కామాత్మకో మనోహ జనవశ్యకరాయ స్వాహ అని చేర్చగా ఇది కామాత్మక మంత్రము. సర్వవశ్యకో మంత్ర పంచవింశతి వణకః సర్వవశీకరణ మంత్రము 25 అక్షరములు కలది. క్లీం ఓం నమో భగవతే రామచంద్రాయ సకల జనవశ్యకరాయ స్వాహ. ఆదో తారేణ సంయుక్తో మంత్ర షడ్వింశదక్షరః 2.3726 అక్షరాల రామ మంత్రము. ఆదో తారేణ సంయుక్తో మంత్ర షడ్వింశత్ అక్షరః. ఈ 25 అక్షరాల రామ మంత్రమునకు మొదలున ఓం యుక్తముగా చేర్చినచో ఇది 26 అక్షరాల మంత్రము అగును. ఓం క్లీం ఓం నమో భగవతే రామచంద్రాయ సకల జన వశ్యకరాయ స్వాహ. అంతేపి తారసంయుక్త సప్తవింశతి వనక 72.3827 అక్షరాల రామ మంత్రము. అంతే అపి తార సంయుక్త సప్తవింశతి వణక చివరకూడా ఓం తారకము యుక్తముగా చేర్చినచో ఇది 27 అక్షరాల మంత్రము అగును. ఓం క్లీం ఓం నమో భగవతే రామచంద్రాయ సకల జన వశ్యకరాయ స్వాహ. ఓం తారం నమో భగవతే రక్షోఘ్న విశదాయ చ. సర్వవిజ్ఞాన్సముచార్య నివారయ పదద్వయం 78 స్వాహాంతో మంత్రరాజోయమష్టావింశతి వనక 2.3928 అక్షరాల రామ మంత్రము. తారం నమో భగవతే రక్షోఘ్న విశదాయ చ. ఓం తారకము నమో భగవతే రక్షోఘ్న నసింపచేయు విశదాయ స్పష్టముగా మయ్యు. సర్వవిజ్ఞాన్ అంతః సమ ఉచ్చ ఆర్య నివారాయ పదద్వయం సర్వ విజ్ఞాన్ చివరణ కూర్చి నివారాయ అను పదము 2 సార్లు చేర్చిన స్వాహ అంతో మంత్రరాజో అయం అష్టావింశతి వణకః స్వాహ అనే అంత్యముతో ఈ మంత్రరాజము 28 అక్షరాలు కలది. ఓం నమో భగవతే రక్షోఘ్న విశదాయ సర్వ విజ్ఞాన్ నివారాయ నివారాయ స్వాహ. అంతే తారేణ సంయుక్త 31 అక్షర 79.4029 అక్షరాల రామ మంత్రము. అంతే తారేణ సంయుక్త 31 అక్షరః ఈ 28 అక్షరాల మంత్రమునకు చివర ఓం తారకము యుక్తముగా చేర్చినచో ఇది 29 అక్షరాల మంత్రమగును. ఓం నమో భగవతే రక్షోఘ్న విశదాయ సర్వ విఘ్నాన్ నివారాయ నివారాయ స్వాహ. ఓం ఆదో స్వబీజ సంయుక్త స్త్రింశద్వనాత్మకో మనః 2.4130 అక్షరాల రామ మంత్రము. ఆదో స్వబీజ సంయుక్త త్రింశద్వనాత్మకో మనః ఈ 29 అక్షరాల మంత్రమునకు ముందు రామ్ స్వబీజము యుక్తముగా చేర్చినచో ఇది 30 అక్షరాల మంత్రమగును. రామ్ ఓం నమో భగవతే రక్షోఘ్న విశదాయ సర్వ విఘ్నాన్ నివారాయ నివారాయ స్వాహ. ఓం అంతేపి తేన సంయుక్త 31 స్మృతః 82.4231 అక్షరాల రామ మంత్రము. అంతే అపి తేన సంయుక్త 31 స్మృతః ఈ 30 అక్షరాల మంత్రమునకు చివరకూడా రామ్ స్వబీజము యుక్తముగా చేర్చినచో ఇది 31 అక్షరాల మంత్రముగా చెప్పబడును. రామ్ ఓం నమో భగవతే రక్షోఘ్న విశదాయ సర్వ విఘ్నాన్ నివారాయ నివారాయ స్వాహ. ఓం రామ్ రామభద్ర మహేశ్వాస రఘువీర నూపోత్తమ భో దశాశ్యాంతకాస్మాకం శ్రియం దాపయ దేహీ మే 81 అనుష్టుభ ఋషి రామశ్చందోనుష్టుప్స దేవత రామ్ బీజమస్య యం శక్తిరిష్టార్థే వినియోజేత్ 82 పాదం హృది చ విన్యస్య పాదం శిరసి విన్యసేత్ శిఖాయాం పంచభిజ్ఞస్య త్రివణేహ కవచం న్యసేత్ 83 నేత్రయోః పంచవర్ణేశ్చ దాపేత్యస్త్రముచ్యతే 2.4332 అక్షరాల రామ మంత్రము. రామభద్ర మహేశ్వాస రఘువీర నూపోత్తమ మహత్తర ధనుర్ధారుడవైన రామభద్ర రాజులలో ఉత్తముడవైన రఘువీర భో దశాశ్యాంతకాస్మాకం శ్రియం దాపయ దేహీ మే దశముఖుడిని అంతము చేసినవాడా మాకు దేహమునందు శ్రేయస్సు ప్రసాదించుము. నోట్ ఈ 2 పాదములు కలిపి 32 అక్షరాల మంత్రము. రామభద్ర మహేశ్వాస రఘువీర నూపోత్తమ భో దశాశ్యాంతకాస్మాకం శ్రియం దాపయ దేహీ మే అనుష్టుభ ఋషి అనుష్టుప్ సచ్ఛందో రామః దేవత. ఈ మంత్రమునకు అనుష్టుభ ఋషి అని, అనుష్టుప్ సచ్ఛందస్సు అని, రాముడు దేవత అని. రామ్ బీజం అస్యేయం శక్తిః ఇష్టార్థే వినియోజయేత్ రామ్ బీజము అని, యం శక్తి అని, ఇష్టార్థము సిద్ధించుట కొరకు ఈ మంత్రమును వినియోగించవలెను. పాదం హృది చ విన్యస్య పాదం శిరసి విన్యసేత్. ఈ మంత్రములోని మొదటి పాదముతో హృదయాయ నమః అని, రెండవ పాదముతో శిరసే స్వాహ అని, శిఖాయాం పంచభ్యః యస్య త్రివణేహ కవచం న్యసేత్ అందు ఐదు అక్షరములతో శిఖాయే వోషట్ మూడు అక్షరములతో కవచాయ హుం అని, నేత్రయోః పంచవణేహ చ దాపేత్ అస్త్రం ఉచ్యతే ఐదు అక్షరములతో నేత్రత్రయాయ వోషట్ మరియు దాపయ అంటూ అస్త్రాయ ఫట్ అని న్యాసము చెప్పుకొనవలెను. చాపబాణధరం శ్యామం ససుగ్రీవ విభీషణం. ఎనభై నాలుగు. హత్వా రావణమయంతం కూతత్రైలోక్య రక్షణం. రామచంద్రం హృది ధ్యాత్వా దశలక్షం జపేన్మను. ఎనభై ఐదు. రెండు పాయింట్ నాలుగు నాలుగు రామధ్యానము. చాపబాణధరం శ్యామం ససుగ్రీవ విభీషణం ధనుర్బాణములు ధరించినవాడు, నీలవర్ణము కలిగినవాడు, సుగ్రీవ విభీషణ సహితుడు. హత్వా రావణమయంతం కృతః త్రైలోక్య రక్షణం. రావణుని మాయను అంతము చేసి వానిని అనగా కామము అనే అంతఃశత్రువును సంహరించి ముల్లోకములను రక్షించినవాడు. రామచంద్రం హృది ధ్యాత్వా దశలక్షం జపేత్ మనం. అటువంటి రామచంద్రుని హృదయమునందు ధ్యానిస్తూ పది లక్షలు రాముని జపించవలెను. వదేద్దాశరథాయతి విద్మహేతి పదం తతః సీతాపదం సముద్ధృత్య వల్లభాయ తతో వదేత్. ఎనభై ఆరు. ధీమహితి వదేత్తన్నో రామశ్చాపి ప్రచోదయాత్. రెండు పాయింట్ నాలుగు ఐదు రామగాయత్రి మంత్రము. వదేత్ దాశరథాయ ఇతి విద్మహే ఇతి పదం తతః దాశరథాయ అని, విద్మహే అని పదములు చెప్పి వాటితో సీతాపదం సముద్ధృత్య వల్లభాయ తతో వదేత్ సీత అనే పదమును వల్లభాయ అనే పదమును బాగుగా సంధించి అనగా మనస్సులో సీతారాముల రూపమును ధ్యానిస్తూ చెప్పవలెను. మయు ధీమహి ఇతి వదేత్ తన్నో రామః చాపి ప్రచోదయాత్. ధీమహి అని చెప్పుచూ తన్నో రామః ప్రచోదయాత్ అని కూడా జతచేసుకునవలెను. దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామః ప్రచోదయాత్. తారాదిరేషా గాయత్రి ముక్తిమేవ ప్రయచ్చతి. ఎనభై ఏడు. మాయాదిరపి వైదిష్ట్యం రామాదిశ్చ శ్రియః పదం. మదనేనాపి సంయుక్తః సమోహేతి మేదినీం. ఎనభై ఎనిమిది. పంచ త్రీణి షడనయశ్చ త్రీణి చత్వారి వర్ణకయః చత్వారి చ చతుర్వర్ణరంగన్యాసం ప్రకల్పయేత్. ఎనభై తొమ్మిది. బీజధ్యానాదికం సర్వం కుర్యాత్ షడ్వన్వక్రమాత్. రెండు పాయింట్ నాలుగు ఆరు బీజాద్య రామగాయత్రి మంత్రము. తారాదః ఏషా గాయత్రి ముక్తిం ఏవ ప్రయచ్చతి ఆద్యమున ఓంకారము చేర్చినచో ఈ రామ గాయత్రి మంత్రము ముక్తినే ప్రసాదించును. మాయాదః అపి వైదుష్యం రామాదాహ చ శ్రియం పదం మాయా హ్రీం ఆద్యమున చేర్చినచో గొప్ప విద్వత్తు ఇచ్చును. రామ్ స్వబీజము ఆద్యమున చేర్చినచో సంపద కలుగచేయును. మదనేన అపి సంయుక్త సమ్మోహేతి మేదినీం క్లీం మదనకామ బీజము కూడా చక్కగా కూర్చి జపించినచో ఈ మంత్రముచే సమ్మోహన శక్తి లభించును. ఓం హ్రీం రామ్ క్లీం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామః ప్రచోదయాత్. నోట్: ఇది ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది అక్షరాల మంత్రము. పంచ త్రీణి షట్ అణయః చ త్రీణి చత్వారి వణకయః చత్వారి చ చతుః వణయః అంగన్యాసం ప్రకల్పయేత్. ఐదు మూడు ఆరు అక్షరములతో మరియు మూడు నాలుగు అక్షరములతో క్రమముగా నాలుగు మరియు మిగిలిన నాలుగు అక్షరములతో అంగన్యాసము కల్పించుకొనవలెను. అనగా దాశరథాయ హృదయాయ నమః, విద్మహి శిరసే స్వాహ, సీతావల్లభాయ శిఖయాయ వోషట్, ధీమహి కవచాయ హుం, తన్నో రామః నేత్రత్రయాయ వోషట్, ప్రచోదయాత్ అస్త్రాయ ఫట్, ఓం హ్రీం రామ్ క్లీం ఇతి దిగ్బంధః ఇతి దిగ్విమోకః. బీజధ్యానాదికం సర్వం కుర్యాత్ షట్ వర్ణవత్ క్రమాత్. బీజము ధ్యానము మొదలగునవి ఆరు అక్షరాల రామమంత్రమునకు వలె క్రమముగా చేసుకునవలెను. తారం నమో భగవతే చతుర్థ్యా రఘునందనం తొంభే రక్షోఘ్నవిశదం తద్వన్మధురేతి వదేత్తతః ప్రసన్నవదనం నేంతం వదేదమిత తేజసే తొంభే ఒక్క బలరామో చతుర్థ్యంతౌ విష్ణుం నేంతం నతిస్తతః ప్రోక్తో మాలామనః సప్తచత్వారింశద్భిరక్షరే తొంభే రెండు ఋషిశ్చందో దేవతాది బ్రహ్మానుష్ఠుభ రాఘవ సప్తర్తు సప్తదశ షడ్రుద్ర సంఖ్యై షడంగకం తొంభే మూడు ధ్యానం దశాక్షరం ప్రోక్తం లక్ష్యమేకం జపేమ్మనం రెండు పాయింట్ నాలుగు ఏడు నలుబది ఏడు అక్షరాల రామ మంత్రము తారం నమో భగవతే చతుర్థ్యాం రఘునందనం ఓం నమో భగవతే రఘునందనాయ రక్షోఘ్నవిశదం తద్వత్ మధుర ఇతి వదేత్ తతః రక్షోఘ్నవిశదాయ మధుర ప్రసన్న వదనం జాంతం వదేత్ అమిత తేజసే ప్రసన్న వదనాయ అమిత తేజసే బలరామో చతుర్థ్య అంతౌ విష్ణు జాంతం నత్యః తతః బలరామాయ విష్ణవే నమః ఓం ప్రోక్తో మాలా మనః సప్త చత్వారింశద్భ్యః అక్షరయః అని చెప్పబడిన మాలాధారణ చేయదగు ఈ మంత్రమునకు నలుబది ఏడు నలభై ఏడు అక్షరములు. ఓం నమో భగవతే రఘునందనాయ రక్షోఘ్నవిశదాయ మధుర ప్రసన్న వదనాయ అమిత తేజసే బలరామాయ విష్ణవే నమః ఓం. ఋషయః ఛందో దేవత ఆది బ్రహ్మానుష్ఠుభ రాఘవాః ఈ మంత్రమునకు బ్రహ్మఋషి అనుష్ఠుభ ఛందస్సు రాముడు దేవత. సప్తఋతు సప్తదశ షట్రుద్ర సంఖ్యయః షడంగం ఏడు ఆరు ఏడు పది ఆరు పదకొండు సంఖ్యలలో ఈ మంత్రములోని ఆయా అక్షరములతో క్రమముగా షడంగ న్యాసము చెప్పుకొని ధ్యానం దశాక్షరం ప్రోక్తం లక్ష్యం ఏకం జపేత్ మనం ధ్యానము పది అక్షరముల రామ మంత్రమునకు వలె చెప్పుకొని ఈ మంత్రమును ఒక లక్షసార్లు జపము చేయవలెను. శ్రియం సీతాం చతుర్థ్యంతాం స్వాహాంతోయం షడక్షరః తొంభై నాలుగు జనకోస్య ఋషిశ్చందో గాయత్రీ దేవతా మనోహ సీతా భగవతీ ప్రోక్తా శ్రీం బీజం నతిశక్తికం తొంభై ఐదు కీలం సీతా చతుర్థ్యంతమిష్టార్థే వినియోజయేత్ దీర్ఘస్వరితాద్యేన షడంగాని ప్రకల్పయేత్ తొంభై ఆరు స్వర్ణాభామంబుజకరాం రామాలోకనతత్పరాం ధ్యాయేత్ షట్కోణమధ్యస్థ రామాంకోపరి శోభితాం తొంభై ఏడు రెండు పాయింట్ నాలుగు ఎనిమిది సీతా షడక్షర మంత్రము శ్రియం సీతాం చతుర్థి అంతాం స్వాహ అంతో అయం షట్ అక్షరః శ్రీం సీతాయే స్వాహ అనునది సీతా షడక్షర మంత్రము. జనకో అస్య ఋషః ఛందో గాయత్రీ దేవతా మనోహ ఈ మంత్రమునకు జనకుడు ఋషి గాయత్రి ఛందస్సు. సీతా భగవతి ప్రోక్తా శ్రీం బీజం నతిశక్తికం సీతా భగవతీయే దేవత శ్రీం బీజము నమః శక్తి అని చెప్పబడెను. కీలం సీతా చతుర్థ్య అంతం ఇష్టార్థే వినియోజయేత్ సీతాయే అనునది కీలకం. ఈ మంత్రమును శుభేచ్ఛ పూరించుకొనుటకు వినియోగించుకొనవలెను. దీర్ఘస్వరితాది ఏన షట్ అంగాని ప్రకల్పయేత్ శ్రీం బీజముతో దీర్ఘస్వరియుక్తముగా అనగా శ్రాం శ్రీం శ్రూం శ్రైం శ్రౌం శ్రహ వీటితో షడంగములు బాగుగా కల్పించుకొనవలెను. స్వర్ణాభాం అంబుజకరాం రామ ఆలోకన తత్పరాం ధ్యానము స్వర్ణకాంతితో వెలుగుచు చేతిలో పద్మము ధరించి రాముడినే తదేకముగా ఆలోకనముగా చూచుచు ధ్యాయేత్ షట్కోణ మధ్యస్థ రామ అంక ఉపరి సంస్థితాం రాముని తొడపై కూర్చుని ఉన్న సీతాదేవిని షట్కోణ చక్రయంత్రము మధ్యలో భావరూపముగా సంస్థాపించి ధ్యానము చేయవలెను. లకారంతు సముద్ధృత్య లక్ష్మణాయ నమోంతకః అగస్త్యఋషిరస్యథ గాయత్రం ఛంద ఉచ్యతే తొంభై ఎనిమిది లక్ష్మణో దేవతా ప్రోక్తో లం బీజం శక్తిరస్య హి నమస్తు వినియోగో హి పురుషార్థ చతుష్టయే తొంభై తొమ్మిది దీర్ఘభాజా స్వబీజేన షడంగాని ప్రకల్పయేత్ ద్విభుజం స్వనర్చరతనం పద్మనిభేక్షణం ఒక వంద ధనుర్బాణధరం దేవం రామారాధన తత్పరం రెండు పాయింట్ నాలుగు తొమ్మిది లక్ష్మణ సప్తాక్షర మంత్రము లకారంతు సముద్ధృత్య లక్ష్మణాయ నమో అంతకః లం లక్ష్మణాయ నమః అనునది లకార బీజమును చక్కగా ధరించిన లక్ష్మణ సప్తాక్షర మంత్రము ఇది. అగస్త్య ఋషిరస్య అథ గాయత్రం ఛంద ఉచ్యతే ఈ మంత్రమునకు అగస్త్యుడు ఋషి, గాయత్రి ఛందస్సు అని చెప్పబడెను. లక్ష్మణో దేవతా ప్రోక్తో లం బీజం శక్తిరస్య హి నమస్తు, లక్ష్మణుడే దేవత, లం బీజము మరియు శక్తి నమః అని. వినియోగో హి పురుషార్థ చతుష్టయ చతుర్విధ పురుషార్థములు ధర్మార్థ కామమోక్షములు సాధించుకొనుటకు వినియోగించుకొనవలెను. దీర్ఘభాజ స్వబీజన షట్ అంగాని ప్రకల్పయేత్ లం బీజమును దీర్ఘస్వరుక్తముగా, అనగా లాం, లీం, లూం, లైం, లౌం, లహ వీటితో షడంగములు బాగుగా కల్పించుకునవలెను. ద్విభుజం స్వర్ణ రుచిరతనుం పద్మ నిభాయీక్షణం ధ్యానము రెండు స్థిరమైన భుజములు కలవాడు, స్వర్ణకాంతిమయమైన అందమైన దేహము కలవాడు, పద్మపత్రముల వంటి నేత్రములు కలవాడు. ధనుర్బాణధరం వందే రామ ఆరాధన తత్పరం ధనుస్సు బాణములు ధరించినవాడు, ఎల్లప్పుడూ రామసేవా తత్పరుడైన లక్ష్మణుని నమస్కరించుచున్నాను. భకారంతు సముద్ధృత్య భరతాయ నమోంతకః. 101. అగస్త్యరుషరస్యథ శేషం పూర్వవదాచరేత్. భరతం శ్యామలం శాంతం రామసేవాపరాయణం. 102. ధనుర్బాణధరం వీరం కైకేయితనయం భజే. 2.50 భరత సప్తాక్షర మంత్రము. భకారంతు సముద్ధృత్య భరతాయ నమో అంతకః భం భరతాయ నమః. అనునది భకార బీజమును చక్కగా ధరించిన భరత సప్తాక్షర మంత్రము ఇది. అగస్త్య ఋషిః అస్య అథ శేషం పూర్వవత్ ఆచరేత్. ఈ మంత్రమునకు అగస్త్యుడు, ఋషి మరియు మిగిలిన అంగములు పూర్వము లక్ష్మణ మంత్రమునకు వలె ఆచరించవలెను. భరతం శ్యామలం శాంతం రామసేవా పరాయణం ధనుర్బాణధరం వీరం కైకేయీ తనయం భజే. ధ్యానము శ్యామవర్ణము కలవాడు, శాంతుడు, రామసేవా పరాయణుడైన భరతుని ధనుస్సు బాణములు ధరించినవాడు, వీరుడైన కైకేయీ తనయుడిని భజించున్నాను. సంబీజంతు సముద్ధృత్య శత్రుఘ్నాయ నమోంతకః. ఋష్యాదయో యథాపూర్వం వినియోగోరిని గ్రహే. 103. ద్విభుజం స్వర్ణవణాభం రామసేవాపరాయణం లవణసృహంతారం సుమిత్రాతనయం భజే. 104. 2.51 శత్రుఘ్న సప్తాక్షర మంత్రము. సం బీజంతు సముద్ధృత్య శత్రుఘ్నాయ నమో అంతకః. సం శత్రుఘ్నాయ నమః అనునది సకార బీజమును భకారముతో చక్కగా ధరించిన శత్రుఘ్న సప్తాక్షర మంత్రము ఇది. ఋషి ఆదయో యథాపూర్వం వినియోగో అరి నిగ్రహే. ఋషి మొదలైన అంగములు ఇంతకు ముందు లక్ష్మణ భరతులకు వలె చెప్పుకొని శత్రువులను జయించుకొనుటకు ఈ మంత్రము చెప్పుకొనవలెను. ద్విభుజం స్వర్ణ వర్ణాభం రామసేవా పరాయణం లవణాసురహంతారం సుమిత్రాతనయం భజే. ధ్యానము రెండు స్థిరమైన భుజములు కలవాడు, స్వర్ణకాంతిమయమైన అందమైన దేహము కలవాడు, రామసేవా పరాయణుడైన లవణాసురుడిని సంహరించిన సుమిత్ర తనయుని భజించున్నాను. హృం హనుమాంశ్చతుర్థ్యంతం హృదంతో మంత్రరాజకః. రామచంద్ర ఋషిః ప్రోక్తో యోజేత్ పూర్వవత్రమాత్. 105. ద్విభుజం స్వర్ణవణాభం రామసేవాపరాయణం మాంజీకౌపిన సహితం మాం ధ్యాయద్రామసేవకం ఇతి. 106. ఇతి రామరహస్యోపనిషది ద్వితీయోధ్యాయః. 2.52 హనుమ సప్తాక్షర మంత్రము. హృం హనుమాన్ చతుర్థ్యంత హృదంతో మంత్రరాజకః. హృం హనుమతే నమః అనునది హృదాకారముతో హనుమంతుని మంత్రరాజము. రామచంద్ర ఋష్యః ప్రోక్తో యోజేత్ పూర్వవత్క్రమాత్. రామచంద్రుడు, ఋషి మరియు ఇతర అంగములు పూర్వపు మంత్రములకు వలె చెప్పుకొనవలెను. ద్విభుజం స్వర్ణవణాభం రామసేవాపరాయణం మోంజీకౌపిన సహితం మాం ధ్యాయేత్ రామసేవకం ఇతి. ధ్యానము రెండు స్థిరమైన భుజములు కలవాడు, స్వర్ణకాంతిమయమైన అందమైన దేహము కలవాడు, రామసేవాపరాయణుడైన దృఢముగా నడుము చుట్టూ చుట్టుకున్న మోంజీకౌపినము సహితుడైన రామసేవకుడగు హనుమంతుని నేను ధ్యానించుచున్నాను.